తస్మా ఉక్ష్యముక్ష్యం తస్మై తస్మా ఉక్ష్యమేవైవోక్ష్యం తస్మై తస్మా ఉక్ష్యమేవ ఉక్ష్యమేవైవోక్ష్యముక్ష్యమేవ ప్రప్రైవోక్ష్యముక్ష్యమేవ ప్రేవ ప్రప్రైవైవ ప్రాయచ్చదయచ్చత్రైవైవ ప్రాయచ్చద ప్రాయచ్చదయచ్చత్ప్రాయచ్ఛత్తస్మై తస్మా అయచ్చత్ప్రాయచ్ఛత్తస్మై అయచ్చత్తస్మై తస్మా అయచ్చదయచ్ఛత్తస్మై తృతీయం తృతీయం తస్మా అయచ్చదయచ్ఛత్తస్మై తృతీయం తస్మై తృతీయం తృతీయం తస్మై తస్మై తృతీయముదు తృతీయం తస్మై తస్మై తృతీయముదు తృతీయముదు తృతీయం తృతీయముదయచ్చదయచ్ఛదు తృతీయం తృతీయముదయచ్ఛదు ఉదయచ్చదయచ్ఛదు హృదయచ్ఛత్తం తమయచ్ఛదు హృదయచ్ఛత్తం అయచ్ఛత్తం తమయచ్ఛదయచ్ఛత్తం విష్ణుర్విష్ణుస్తమయచ్ఛదయచ్ఛత్తం విష్ణు తమ్ విష్ణుర్విష్ణుస్తంతం విష్ణురన్వద విష్ణుస్తంతం విష్ణురను విష్ణురన్వద విష్ణుర్విష్ణురన్వతిష్టతాదిష్టతాను విష్ణుర్విష్ణురన్వతిష్టత అన్వతిష్టతాదిష్టతాన్వన్వతిష్టత జహి జహ్యతిష్టతాన్వన్వతిష్టత జహి అతిష్టత జహి జహ్యతిష్టతాదిష్టత జహీతీతి జహ్యతిష్టతాదిష్టత జహీతి జహీతీతి జహి జహి దిశస ఇది జహి జహీతి సహ ఇది సస ఇది సోబ్రవీర ప్రవేత్స ఇది సోబ్రవీర సోబ్రవీర ప్రవేత్స సోబ్రవీన్మా మా ప్రవేత్స సోబ్రవీన్మా అబ్రవీన్మా మా ప్రవీర ప్రవీన్మా మే మే మా ప్రవీర ప్రవీన్మా మే మా మే మే మా మే ప్రమే మా మే ప్ర మే ప్రమే మే ప్రహారు హాఫ్ ప్రమే మే ప్రహా ప్రహారు హాఫ్ ప్రహారస్తి హాఫ్ ప్రహారస్తి హారస్తి హారు హారస్తి వై వా అస్తి హారు హారస్తి వై అస్తి వై వా అస్తి వా ఇదమిదం వా అస్తి వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం మయమయేదం వై వా ఇదం మయి ఇదం మయమయేదమిదం మయ వీర్యం వీర్యం మయేదమిదం మయ వీర్యం మయ వీర్యం వీర్యం మయమయ వీర్యం తత్తద్వీర్యం మయమయ వీర్యం తత్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తత్తే తేతద్వీర్యం వీర్యం తత్తే తత్తే తే తత్తే ప్రదే తత్తే ప్ర తే ప్రదే తే ప్రదాస్యామి దాస్యామి ప్రదే తే ప్రదాస్యామి ప్రదాస్యామి దాస్యామి ప్రదాస్యామీతి దాస్యామి ప్రదాస్యామీతి దాస్యామీతి దాస్యామి దాస్యామీతి తస్మై తస్మా ఇది దాస్యామి దాస్యామీతి తస్మై ఇది తస్మై తస్మా ఇది తస్మా ముఖ్యముఖ్యం తస్మా ఇది తస్మా ముఖ్యం తస్మా ఉక్ష్యముక్ష్యం తస్మై తస్మా ఉక్ష్యమేవైవోక్ష్యం తస్మై తస్మా ఉక్ష్యమేవ ఉక్ష్యమేవైవోక్ష్యముక్ష్యమేవ ప్రప్రైవోక్ష్యముక్ష్యమేవ ప్ర ఏవ ప్రప్రైవైవ ప్రాయచ్ఛదయచ్ఛత్రైవైవ ప్రాయచ్ఛద ప్రాయచ్ఛదయచ్ఛత్ర ప్రాయచ్ఛత్తం తమయచ్ఛత్ర ప్రాయచ్ఛత్రం అయచ్ఛత్తం తమయచ్ఛదయచ్ఛత్తం నిర్మాయం నిర్మాయం తమయచ్ఛదయచ్ఛత్తం నిర్మాయం తన్నిర్మాయం నిర్మాయంతం తన్నిర్మాయం భూతం భూతం నిర్మాయంతం తన్నిర్మాయం భూతం నిర్మాయం భూతం భూతం నిర్మాయం నిర్మాయం భూతమహన్నహన్ భూతం నిర్మాయం నిర్మాయం భూతమహన్ నిర్మాయమితిని భూతమహన్నహన్ భూతం భూతమహను యజ్ఞో యజ్ఞోహన్ భూతం భూతమహను యజ్ఞ అహను యజ్ఞో యజ్ఞోహన్నహను యజ్ఞోహి యజ్ఞోహన్నహను యజ్ఞోహి యజ్ఞోహి యజ్ఞో యజ్ఞోహి తస్య తస్య హి యజ్ఞో యజ్ఞోహి తస్య ఇదస్య తస్య హి తస్య మాయా తస్య హి తస్య మాయా తస్య మాయా తస్య తస్య మాయా సీదా సీన్ మాయా తస్య తస్య మాయా సీద్ మాయా సీదా సీన్ మాయా సీద్యద్యదా సీన్ మాయా సీద్యద్ ఆ సీద్యద్యదా సీదా సీద్యదుక్ష ఉక్ష్యోయదా సీదా సీద్యదుక్ష ఉక్ష్యోయద్యదుక్ష గృహ్యతే గృహ్యద ఉక్ష్యోయద్యదుక్ష గృహ్యతే ఉక్ష్యోగృహ్యదే గృహ్యద ఉక్ష్యోగృహ్యద ఇంద్రియమింద్రియం గృహ్యద ఉక్ష్యోగృహ్యద ఇంద్రియం గృహ్యద ఇంద్రియమింద్రియం గృహ్యదే గృహ్యద ఇంద్రియమేవ ఇంద్రియమేవ ఇంద్రియమింద్రియమేవ తత్తదేవే ఇంద్రియమింద్రియమేవ తత్ ఏవ తత్తదేవైవ తద్వీర్యం వీర్యం తదేవైవ తద్వీర్యం తద్వీర్యం వీర్యం తత్తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తత్తద్వీర్యం యజమానః వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యజమానో వీర్యం యజమానో భ్రాతృవ్యస్య యజమానో భ్రాతృవ్యస్య భృంగే భృంగే భ్రాతృవ్యస్య యజమానో యజమానో భ్రాతృవ్యస్య భృంగే భ్రాతృవ్యస్య భృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య భృంగ ఇంద్రాయ ఇంద్రాయ భృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య భృంగ ఇంద్రాయ వృంగ ఇంద్రాయేంద్రాయ వృంగే వృంగ ఇంద్రాయ త్వా ఇంద్రాయ త్వా త్వే ఇంద్రాయేంద్రాయ త్వా బృహద్వదే బృహద్వదే త్వే ఇంద్రాయేంద్రాయ త్వా బృహద్వదే త్వా బృహద్వదే బృహద్వదే త్వా బృహద్వదే వయస్వదే వయస్వదే బృహద్వదే త్వా బృహద్వదే వయస్వదే బృహద్వదే వయస్వదే వయస్వదే బృహద్వదే బృహద్వదే వయస్వద ఇది వయస్వదే బృహద్వదే బృహద్వదే వయస్వద ఇది బృహద్వద ఇది బృహద్వదే అయస్వద ఇది వయస్వదే వయస్వద ఇత్యాహేతి వయస్వదే వయస్వద ఇత్యాహ ఇత్యాహేతి ఇత్యాహేంద్రాయేంద్రాయ హేతి ఇత్యాహేంద్రాయ ఆహేంద్రాయేంద్రాయ హాహేంద్రాయ హీంద్రాయ హాహేంద్రాయ ఇంద్రాయ హీంద్రాయేంద్రాయ హి స హీంద్రాయేంద్రాయ హి స హి స హి సతంతకూ సహి సతం సతంతకూ సతం ప్రప్రతకూ సతం ప్ర తమ్ ప్రప్రదంతం ప్రాయచ్ఛద యచ్ఛ ప్రదంతం ప్రాయచ్ఛద ప్రాయచ్ఛద యచ్ఛ ప్రప్రాయచ్ఛ తస్మై తస్మా అయచ్ఛ ప్రప్రాయచ్ఛ తస్మై అయచ్ఛత్తస్మై తస్మా అయచ్ఛద యచ్చత్తస్మై త్వా త్వా తస్మా అయచ్ఛద యచ్చత్తస్మై త్వా తస్మై త్వా త్వా తస్మై తస్మై త్వా విష్ణవే విష్ణవే త్వా తస్మై తస్మై త్వా విష్ణవే త్వా విష్ణవే విష్ణవే త్వా త్వా విష్ణవే త్వా త్వా విష్ణవే త్వా త్వా విష్ణవే త్వా విష్ణవే త్వా త్వా విష్ణవే విష్ణవే త్వేదీతి త్వా విష్ణవే విష్ణవే త్వేది త్వేదీతి త్వా త్వేత్యాహ హేది త్వా త్వేత్యాహ ఇత్యాహేతీత్యాహయ్యదాహేతీత్యాహయద్ ఆహయ్యదాహయదేవైవయదాహయదేవ యదేవైవయ్యదేవ విష్ణుర్విష్ణుదేవయ్యదేవ విష్ణు ఏవ విష్ణుర్విష్ణుదేవైవ విష్ణురన్వతిష్ఠతాన్వతిష్ఠత విష్ణుదేవైవ విష్ణురన్వతిష్ఠత విష్ణురన్వతిష్ఠతాన్వతిష్ఠత విష్ణుర్విష్ణురన్వతిష్ఠత జహిన్వతిష్ఠత విష్ణుర్విష్ణురన్వతిష్ఠత జహి అన్వతిష్ఠత జహి జహ్యన్వతిష్ఠతాన్వతిష్ఠత జహీతి జహ్యన్వతిష్ఠతాన్వతిష్ఠత జహీతి అన్వతిష్ఠతేత్యను అధిష్ఠత జహీతి జహి జహీతి తస్మాత్తస్మాదితి జహి జహీతి తస్మాద్ ఇది తస్మాత్తస్మాదితి తస్మాద్విష్ణుం విష్ణుం తస్మాదితి తస్మాద్విష్ణుం తస్మాద్విష్ణుం విష్ణుం తస్మాత్తస్మాద్విష్ణుమన్వాభజత్యన్వాభజతి విష్ణుం తస్మాత్తస్మాద్విష్ణుమన్వాభజతి విష్ణుమన్వాభజత్యన్వాభజతి విష్ణుం విష్ణుమన్వాభజతి త్రిస్త్రిరన్వాభజతి విష్ణుం విష్ణుమన్వాభజతి త్రి అన్వాభజతి త్రిస్త్రిరన్వాభజత్యన్వాభజతి త్రిర్నిర్నిష్కిరణన్వాభజత్యన్వాభజతి త్రిర్నిః అన్వాభజతీత్యను ఆభజతి త్రిర్నిర్నిష్కృస్థిరనిర్గృహ్ణాది గృహ్ణాది నిష్కృస్థిరనిర్గృహ్ణాది నిర్గృహ్ణాది గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది త్రిస్త్రిర్గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది త్రి గృహ్ణాది త్రిస్త్రిర్గృహ్ణాది గృహ్ణాది త్రిర్హి త్రిర్గృహ్ణాది గృహ్ణాది త్రిర్హి త్రిర్హి త్రిస్త్రిర్హి సహి త్రిస్త్రిర్హి సహ హిత సహి సతంతగో సహి సతం సతంతగో సతం తస్మై తస్మై తగో సతం తస్మై తం తస్మై తస్మై తంతం తస్మై ప్రప్రదస్మై తంతం తస్మై ప్ర తస్మై ప్రప్రదస్మై తస్మై ప్రాయచ్ఛద యచ్ఛ ప్రదస్మై తస్మై ప్రాయచ్ఛద ప్రాయచ్ఛద యచ్ఛ ప్రప్రాయచ్ఛ దేశ ఏషో యచ్ఛ ప్రప్రాయచ్ఛ దేశ అయచ్ఛ దేశ ఏషో యచ్ఛద యచ్ఛ దేశతేత ఏషో యచ్ఛద యచ్ఛ దేశతే ఏషతేత ఏష ఏష తేజో నిర్యోనిస్త ఏష ఏష తేజోనిః తేజో నిర్యోనిస్తే తేజోనిః పునర్హవిః పునర్హవిర్యోనిస్తే తేజోనిః పునర్హవిః యోనిః పునర్హవిః పునర్హవిర్యో నిర్యోనిః పునర్హవిరస్యసి పునర్హవిర్యో నిర్యోనిః పునర్హవిరసి పునర్హవిరస్యసి పునర్హవిః పునర్హవిరసీతీత్యసి పునర్హవిః పునర్హవిరసీతి పునర్హవిరిది పునః హవిః అసీతీత్యస్యసీత్యాహేత్యస్యసీత్యాహ ఇత్యాహేతీత్యాహ పునః పునః పునః పునరాహేతీత్యాహ పునః పునః ఆహ పునః పునః పునః పునరాహ పునః పునర్హి పునః పునరాహ పునః పునర్హి పునఃపునర్హి పునః పునః పునః పునర్హ్యస్మాదస్మాద్ది పునః పునః పునః పునర్హ్యస్మాద్ పునః పునరిది పునః పునః హ్యస్మాదస్మాద్ది హ్యస్మాన్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాత్యస్మాద్ది హ్యస్మాన్నిర్గృహ్ణాది అస్మాన్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాత్యస్మాదస్మాన్నిర్గృహ్ణాది చక్షుర్నిర్గృహ్ణాత్యస్మాదస్మాన్నిర్గృహ్ణాది చక్షుః నిర్గృహ్ణాది చక్షుర్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షుర్వై వై చక్షుర్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షుర్వై నిర్గృహ్ణాదీని గృహ్ణాది చక్షుర్వై వైచక్షుశ్చక్షుర్వా ఏతదేతద్వైచక్షుశ్చక్షుర్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య ఉక్షో యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యదుక్ష ఉక్షో యజ్ఞదుక్షస్తస్మాత్తస్మాదుక్షో యజ్ఞదుక్షస్తస్మాద్ ఉక్షస్తస్మాత్తస్మాదుక్ష ఉక్షస్తస్మాదుక్షం ఉక్షం తస్మాదుక్ష ఉక్షస్తస్మాదుక్షం

నయేదాత్మానం నయేదాత్మానమాత్మానం నయేన్నయేదాత్మానమేవైవాత్మానం నయేన్నయేదాత్మానమేవ ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవాత్మానమాత్మానమేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేనా ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేనా ఆర్పయతి యజ్ఞేషసేనార్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యద్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యజ్ఞేషసేనేషసేన అర్పయతి యది యద్యర్పయత్యర్పయతి యది కామయేత కామయేత యద్యర్పయత్యర్పయతి యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత యజమానం యజమానం కామయేత యది యది కామయేత యజమానం కామయేత యజమానం యజమానం కామయేత కామయేత యజమానం యజ్ఞేషసేన యజ్ఞేషసేన యజమానం కామయేత కామయేత యజమానం యజ్ఞేషసేన యజమానం యజ్ఞేషసేన యజ్ఞేషసేన యజమానం యజమానం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజమానం యజమానం యజ్ఞేషసేన ఆర్పయేయం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి యత్యర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిత్యర్పయేయమర్పయేయమిత్యంతరాంతరేత్యర్పయేయమర్పయేయమిత్యంతరాంతరేతిత్యంతరా సదోహవిధానే సదోహవిధానే అంతరేతిత్యంతరా సదోహవిధానే అంతరా సదోహవిధానే సదోహవిధానే అంతరాంతరా సదోహవిధానే తిష్టగ్స్తిష్టన్ సదోహవిధానే అంతరాంతరా సదోహవిధానే తిష్టన్ సదోహవిధానే తిష్టగ్స్తిష్టన్ సదోహవిధానే సదోహవిధానే తిష్టన్నవాపతిష్టన్ సదోహవిధానే సదోహవిధానే తిష్టన్నవ సదోహవిధానే ఇది సదహవిధానే తిష్టన్నవాపతిష్టగ్స్తిష్టన్నవ నయేన్నయేదవతిష్టగ్స్తిష్టన్నవ నయేద్ అవనయేన్నయేదవావనయేద్యజమానయ్యజమానన్నయేదవావనయేద్యజమానం నయేద్యజమానయ్యజమానన్నయేన్నయేద్యజమానమేవ యజమానమేవైవ యజమానం యజమానమేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ యజమానం యజమానమేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేనైవ యజ్ఞేషసేన ఆర్పయతి యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయతి యది యద్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయతి యది యజ్ఞేషసేనేతి యజ్ఞేషసేన అర్పయతి యది యద్యర్పయత్యర్పయతి యది కామయేత కామయేత యద్యర్పయత్యర్పయతి యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత సదస్యాన్ సదస్యాన్ కామయేత యది యది కామయేత సదస్యాన్ కామయేత సదస్యాన్ సదస్యాన్ కామయేత కామయేత సదస్యాన్ యజ్ఞేషసేన యజ్ఞేషసేన సదస్యాన్ కామయేత కామయేత సదస్యాన్ యజ్ఞేషసేన సదస్యాన యజ్ఞేషసేన యజ్ఞేషసేన సదస్యాన్ సదస్యాన యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన సదస్యాన్ సదస్యాన యజ్ఞేషసేన ఆర్పయేయం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమిత్యర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమిది యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిత్యర్పయేయమర్పయేయమితి సదస్సద ఇత్యర్పయేయమర్పయేయమితి సద ఇది సదస్సద ఇదీతి సద ఆలభ్యాలభ్య సద ఇదీతి సద ఆలభ్య సద ఆలభ్యాలభ్య సదస్సద ఆలభ్యావాలభ్య సదస్సద ఆలభ్యావ ఆలభ్యావాలభ్యాలభ్యావనయేన్నయేదవాలభ్యాలభ్యావనయేత్ ఆలభ్యేత్యాలభ్య అవనయేన్నయేదవావనయేత్ సదస్యాన్ సదస్యాన్నయేదవావనయేత్ సదస్యాన్ నయేత్ సదస్యాన్ సదస్యాన్నయేన్నయేత్ సదస్యానేవైవ సదస్యాన్నయేన్నయేత్ సదస్యానేవ సదస్యానేవైవ సదస్యాన్ సదస్యానేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ సదస్యాన్ సదస్యానేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేన ఆర్పయతి యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయతి యజ్ఞేషసేనేతి యజ్ఞయశసేన అర్పయతీత్యర్పయతి ఆయుర్వైవ ఆయురాయుర్వా ఏతదేతద్వా ఆయురాయుర్వా ఏతత్ వా ఏతదేతద్వైవ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వైవ ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యద్ధ్రువో ధ్రువో యజ్ఞస్య యజ్ఞస్య యద్ధ్రువ యద్ధ్రువో ధ్రువో యజ్ఞధ్రువ ఉత్తమ ఉత్తమో ధ్రువో యజ్ఞధ్రువ ఉత్తమ ధ్రువ ఉత్తమ ఉత్తమో ధ్రువో ధ్రువ ఉత్తమో గ్రహాణాం గ్రహాణాముత్తమో ధ్రువో ధ్రువ ఉత్తమో గ్రహాణాం ఉత్తమో గ్రహాణాం గ్రహాణాముత్తమ ఉత్తమో గ్రహాణాం గృహ్యదే గృహ్యదే గ్రహాణాముత్తమ ఉత్తమో గ్రహాణాం గృహ్యదే ఉత్తమ ఇత్యుదో తమః గ్రహణాం గృహ్యతే గృహ్యతే గ్రహణాం గ్రహణాం గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యతే గ్రహణాం గ్రహణాం గృహ్యతే తస్మాత్ గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదాయురాయుష్టస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదాయుః తస్మాదాయురాయుష్టస్మాత్ తస్మాదాయుః ప్రాణానాం ప్రాణానామాయుష్టస్మాత్ తస్మాదాయుః ప్రాణానాం ఆయుః ప్రాణానాం ప్రాణానామాయురాయుః ప్రాణానాముత్తమముత్తమం ప్రాణానామాయురాయుః ప్రాణానాముత్తమం ప్రాణానాముత్తమముత్తమం ప్రాణానాం ప్రాణానాముత్తమం మూర్ధానం మూర్ధానముత్తమం ప్రాణానాం ప్రాణానాముత్తమం మూర్ధానం ప్రాణానామితి ప్రాణానాం ఉత్తమం మూర్ధానం మూర్ధానముత్తమముత్తమం మూర్ధానం దివో దివో మూర్ధానముత్తమముత్తమం మూర్ధానం దివోత్తమం మూర్ధానం దివో దివో మూర్ధానం మూర్ధానం దివో అరతిమరతిం దివో మూర్ధానం మూర్ధానం దివో అరతిం దివో అరతిమరతిం దివో దివో అరతిం పృథివ్యా పృథివ్యా అరతిం దివో దివో అరతిం పృథివ్యా అరతిం పృథివ్యా పృథివ్యా అరతిమరతిం పృథివ్యా ఇది పృథివ్యా అరతిమరతిం పృథివ్యా ఇది పృథివ్యా ఇది పృథివ్యా పృథివ్యా ఇత్యాహేతి పృథివ్యా పృథివ్యా ఇత్యాహ ఇత్యాహేదిత్యాహ మూర్ధానం మూర్ధానమాహేదిత్యాహ మూర్ధానం ఆహ మూర్ధానం మూర్ధానమాహాహ మూర్ధానమేవైవ మూర్ధానమాహాహ మూర్ధానమేవ మూర్ధానమేవైవ మూర్ధానం మూర్ధానమేవైనమేనమేవ మూర్ధానం మూర్ధానమేవైనం ఏవైనమేనమేవైవైనకో సమానానాకో సమానానామేనమేవైవైనకో సమానానాం ఏనకో సమానానాకో సమానానామేనమేనకో సమానానాం కరోతి కరోతి సమానానామేనమేనకో సమానానాం కరోతి సమానానాం కరోతి కరోతి సమానానాకో సమానానాం కరోతి వైశ్వానరం వైశ్వానరం కరోతి సమానానాకో సమానానాం కరోతి వైశ్వానరం కరోతి వైశ్వానరం వైశ్వానరం కరోతి కరోతి వైశ్వానరమృతాయస్తాయ వైశ్వానరం కరోతి కరోతి వైశ్వానరమృతాయ వైశ్వానరమృతాయస్తాయ వైశ్వానరం వైశ్వానరమృతాయ జాతం జాతమృతాయ వైశ్వానరం వైశ్వానరమృతాయ జాతం అతాయ జాతం జాతమృతాయస్తాయ జాతమగ్నిమగ్నిం జాతమృతాయస్తాయ జాతమగ్నిం జాతమగ్నిమగ్నిం జాతం జాతమగ్నిమితీత్యగ్నిం జాతం జాతమగ్నిమితి అగ్నిమితీత్యగ్నిమగ్నిమిత్యాహేత్యగ్నిమగ్నిమిత్యాహ ఇత్యాహాహేదిత్యాహ వైశ్వానరం వైశ్వానరమాహేదిత్యాహ వైశ్వానరం ఆహ వైశ్వానరం వైశ్వానరమాహా వైశ్వానరగుంహి వైశ్వానరమాహా వైశ్వానరగుంహి వైశ్వానరగుంహి వైశ్వానరం వైశ్వానరగుంహి దేవతయా దేవతయా హి వైశ్వానరం వైశ్వానరగుంహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయాయురాయుర్దేవతయా హి దేవతయాయుః దేవతయాయురాయుర్దేవతయా దేవతయాయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానర ఆయుర్దేవతయా దేవతయాయుర్భయతో వైశ్వానర ఆయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానర ఆయురాయుర్భయతో వైశ్వానరో గృహ్యతే గృహ్యతో ఉభయతో వైశ్వానర ఆయురాయుర్భయతో వైశ్వానరో గృహ్యతే ఉభయతో వైశ్వానరో గృహ్యతే గృహ్యత ఉభయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యత ఉభయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో గృహ్యతే తస్మాత్ ఉభయతో వైశ్వానర ఇత్యుభయతః వైశ్వానరః గృహ్యతే తస్మాత్ తస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదుభయత ఉభయతస్తస్మాత్ గృహ్యతే గృహ్యతే తస్మాదుభయత తస్మాదుభయత ఉభయతస్తస్మాత్ తస్మాదుభయత ప్రాణా ప్రాణ ఉభయతస్తస్మాత్ తస్మాదుభయత ప్రాణా ఉభయత ప్రాణా ప్రాణ ఉభయత ఉభయత ప్రాణ అధస్తాదధస్తాత్ ప్రాణ ఉభయత ఉభయత ప్రాణ అధస్తాత్ ప్రాణాధస్తాదధస్తాత్ ప్రాణ ప్రాణ అధస్తాచాధస్తాత్ ప్రాణ ప్రాణ అధస్తాచ ప్రాణ ఇది ప్రాణాధస్తాచాధస్తాదధస్తాచోపరిష్టాదుపరిష్టాచాధస్తాదధస్తాచోపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచ ఉపరిష్టాచోపరిష్టాదుపరిష్టాచాధినోర్ధినశ్చోపరిష్టాదుపరిష్టాచాధ్యన చార్ధినోర్ధినశ్చ చార్ధినోన్యేర్ధినశ్చార్ధినోన్యే అర్ధినోన్యేర్ధినోర్ధినోన్యే గ్రహాగ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ అన్యేగ్రహాగ్రహ అన్యేగ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ అన్యేగ్రహ గృహ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహాగ్రహ గృహ్యంతేర్ధ్యర్ధి గృహ్యంతే గ్రహాగ్రహ గృహ్యంతేర్ధి గృహ్యంతేర్ధ్యర్ధి గృహ్యంతే గృహ్యంతేర్ధి ధ్రువో ధ్రువోర్ధి గృహ్యంతే గృహ్యంతేర్ధి ధ్రువ అర్ధీధ్రువో ధృత్యై ధృత్యై సాధ్యత ఉత్తరత ఉత్తరత సాధ్యతే ధృత్యై ఉత్తరత ఇచ్యుత్ ఉత్తరత సాధ్యతే ధృత్యై ధృత్యై సాధ్యతే సాధ్యతే ధృత్యా ఆయురాయుర్ధృత్యై సాధ్యతే సాధ్యతే ధృత్యా ఆయు ధృత్యా ఆయురాయుర్ధృత్యై ధృత్యా ఆయుర్వై వా ఆయుర్ధృత్యై ధృత్యా ఆయుర్వై ఆయుర్వై వా ఆయురాయుర్వా ఏతదేతద్వా ఆయురాయుర్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యద్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్యయ్యజ్ఞస్యయ్యధ్రువోధ్రువోయ్యజ్ఞస్యయ్యధ్రవ యద్ధ్రువోధ్రువోయ్యధ్రవ ఆత్మా ధ్రువ ఆత్మాత్మా ధ్రువోధ్రువ ఆత్మా హోతాహోతాత్మా ధ్రువోధ్రువ ఆత్మా హోదా ఆత్మా హోతాహోతాత్మాత్మా హోదాయుద్ధోదాత్మాత్మా హోదాయు హోదాయుద్ధోదాహోదాయుద్ధోదృశమసే హోదృశమసే యుద్ధోదాహోదాయుద్ధోదృశమసే యుద్ధోదృశమసే హోదృశమసే యద్యోదృశమసే ధ్రువం ధ్రువగం హోదృశమసే యద్యోదృశమసే ధ్రువం హోదృశమసే ధ్రువం ధ్రువగం హోదృశమసే హోదృశమసే ధ్రువమవలయ్రువగం హోదృశమసే హోదృశమసే ధ్రువమవలయతి హోదృశమస ఇది హోదృశమసే ధ్రువమవలయ్యమనయతి ధ్రువం ధ్రువమవలయ్యాత్మన్నాత్మన్నవలయతి ధ్రువం ధ్రువమవలయ్యాత్మన్ అవనయ్యాత్మన్నాత్మన్నవలయ్యమనయ్యాత్మన్నేవైవాత్మన్నవనయ్యమనయ్యాత్మన్నేవ అవనయతీత్యవానయతి ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్యాయురాయుర్యజ్ఞస్యైవైవ యజ్ఞస్యాయు యజ్ఞస్యాయురాయుర్యజ్ఞస్య యజ్ఞస్యాయుర్దధాతిర్దధాత్యాయుర్యజ్ఞస్య యజ్ఞస్యాయుర్దధాతి ఆయుర్దధాతిర్దధాత్యాయురాయుర్దధాతి పురస్తాత్ పురస్తాత్ దధాత్యాయురాయుర్దధాతి పురస్తాత్ దాతి పురస్తాత్ పురస్తాత్ దాతి దాతి పురస్తాక్షస్యోక్షస్య పురస్తాత్ దాతి దాతి పురస్తాక్షస్య పురస్తాక్షస్యోక్షస్య పురస్తాత్ పురస్తాక్షస్యావనీయో వనీయ ఉక్షస్య పురస్తాత్ పురస్తాక్షస్యావనీయ ఉక్షస్యావనీయో వనీయ ఉక్షస్యోక్షస్యావనీయ ఇతిమనీయ ఉక్షస్యోక్షస్యావనీయ ఇది అవనీయ ఇతిమనీయో వనీయ ఇచ్చాహురాహురిత్యమనీయో వనీయ ఇచ్చాహు అవనీయ ఇత్యవనీయ ఇత్యాహురాహురిత్యాహు పురస్తాత్ పురస్తాదాహురిత్యాహు పురస్తాద్ ఆహు పురస్తాత్ పురస్తాదాహురాహు పురస్తాద్ధి పురస్తాదాహురాహు పురస్తాద్ధి పురస్తాద్ధి పురస్తాత్ పురస్తాధ్యాయుష ఆయుషో హి పురస్తాత్ పురస్తాధ్యాయుష హ్యాయుష ఆయుషో హి హ్యాయుషో భుంక్తే భుంక్త ఆయుషో హి హ్యాయుషో భుంక్తే ఆయుషో భుంక్తే భుంక్త ఆయుష ఆయుషో భుంక్తే మధ్యతో మధ్యతో భుంక్త ఆయుష ఆయుషో భుంక్తే మధ్యత భుంక్తే మధ్యతో మధ్యతో భుంక్తే భుంక్తే మధ్యతో వనీయో వనీయో మధ్యతో భుంక్తే భుంక్తే మధ్యతో వనీయ మధ్యతో వనీయో వనీయో మధ్యతో మధ్యతో వనీయ ఇదీత్య వనీయో మధ్యతో మధ్యతో వనీయ ఇది అవనీయ ఇదీత్య వనీయో వనీయ ఇత్యాహురాహురిత్య వనీయో వనీయ ఇత్యాహు అవనీయ ఇత్యవనీయ ఇత్యాహురాహురితేత్యాహుర్మధ్యమేన మధ్యమేనాహురితేత్యాహుర్మధ్యమేన ఆహుర్మధ్యమేన మధ్యమేనాహురాహుర్మధ్యమేన హి మధ్యమేనాహురాహుర్మధ్యమేన హి మధ్యమేన హి మధ్యమేన మధ్యమేన హ్యాయుష ఆయుషో హి మధ్యమేన మధ్యమేన హ్యాయుష హ్యాయుష ఆయుషో హి శ్యాయుషో భుంక్తే భుంక్త ఆయుషో హి హ్యాయుషో భుంక్తే ఆయుషో భుంక్తే భుంక్త ఆయుష ఆయుషో భుంక్త ఉత్తరార్ధ ఉత్తరార్ధే భుంక్త ఆయుష ఆయుషో భుంక్త ఉత్తరార్ధే భుంక్త ఉత్తరార్ధ ఉత్తరార్ధే భుంక్తే భుంక్త ఉత్తరార్ధే వనీయో వనీయ ఉత్తరార్ధే భుంక్తే భుంక్త ఉత్తరార్ధే వనీయ ఉత్తరార్ధే వనీయో వనీయ ఉత్తరార్ధ ఉత్తరార్ధే వనీయ ఇదిత్య వనీయ ఉత్తరార్ధ ఉత్తరార్ధే వనీయ ఇది ఉత్తరార్ధ ఇత్యుత్తర అర్ధే అవనీయ ఇదిత్య వనీయో వనీయ ఇత్యాహురాహురిత్య వనీయో వనీయ ఇత్యాహు అవనీయ ఇత్యవనీయ ఇత్యాహురాహృదీత్యాహురుత్తమేనోత్తమేనాహృదీత్యాహురుత్తమేన ఆహురుత్తమేనోత్తమేనాహురాహురుత్తమేన హి హ్యుత్తమేనాహురాహురుత్తమేన హి ఉత్తమేన హి హ్యుత్తమేనోత్తమేన హ్యాయుష ఆయుషో హ్యుత్తమేనోత్తమేన హ్యాయుష ఉత్తమేనేత్యుత్తమేన హ్యాయుష ఆయుషో హి హ్యాయుషో భుంక్తే భుంక్త ఆయుషో హి హ్యాయుషో భుంక్తే ఆయుషో భుంక్తే భుంక్త ఆయుష ఆయుషో భుంక్తే వై ఈశ్వదేవ్యాం వై ఈశ్వదేవ్యాం భుంక్త ఆయుష ఆయుషో భుంక్తే వై ఈశ్వదేవ్యాం భుంక్తే వై ఈశ్వదేవ్యాం వై ఈశ్వదేవ్యాం భుంక్తే భుంక్తే వై ఈశ్వదేవ్యామృచి వై ఈశ్వదేవ్యాం భుంక్తే భుంక్తే వై ఈశ్వదేవ్యామృచి వైశ్వదేవ్యామృచి వై ఈశ్వదేవ్యాం వై ఈశ్వదేవ్యామృతి సస్యమానాయాగో సస్యమానాయామృతి వై ఈశ్వదేవ్యాం వై ఈశ్వదేవ్యామృతి సస్యమానాయా वैश्वदेव्यामिति वैश्वाद्देव्याम् अजुषस्यमानायागुमशस्यमानाया मृच्छ्यजुषस्यमानायामवावशस्यमानायामव शस्यमानायामवावशस्यमानायागुमशस्यमानायामवनयतिनयत्यवशस्यमानायागुमशस्यमानायामवनयति अवनयतिनयत्यवावनयति वैश्वदेव्यो वैश्वदेव्यो नयत्यमावनयति वैश्वदेव्यः नयति वैश्वदेव्यो वैश्वदेव्यो नयतिनयति वैश्वदेव्यो वै वै वै ईश्वरेभ्यो नयतिनयति वैश्वदेव्यो वै वैश्वदेव्यो वै वै वै ईश्वरेभ्यो वैश्वदेव्यो वै प्रजाः प्रजा वै वै ईश्वरेभ्यो वैश्वदेव्यो वै प्रजाः वैश्वदेव्य इति वैश्वादेव्यः वै प्रजाः प्रजा वै प्रजाः प्रजासु प्रजासु प्रजा वै प्रजाः प्रजासु प्रजाः प्रजासु प्रजासु प्रजाः प्रजाः प्रजास्वेवैव प्रजासु प्रजाः प्रजाः प्रजास्वेव प्रजा इति प्राजाः प्रजास्वेवैव प्रजासु प्रजास्वेवायुरायुरेव प्रजासु प्रजास्वेवायुः प्रजास्वेति प्राजासु एवायुरायुरेवैवायुर्दधातिर्धात्यायुरेवैवायुर्दधाति आयुर्प्रधातिर्धात्यायुरायुर्प्रधाति दधातीति दधाति यज्ञेन वै वै यज्ञेन यज्ञेन वै देवा देवा वै यज्ञेन यज्ञेन वै देवाः वै देवा देवा वै देवास्वर्गकोसुवर्गम् देवा वै देवास्वर्गम् देवास्वर्गकोसुवर्गम् देवा देवास्वर्गम् लोकम् लोककोसुवर्गम् देवा देवास्वर्गम् लोकम् सुवर्गम् लोकम् लोककोसुवर्गकोसुवर्गम् लोकमायन्नायन् लोककोसुवर्गकोसुवर्गम् लोकमायन् सुवर्गमिति सुवहाग्रम् लोकमायन्नायन् लोकम् लोकमायन्तेत आयन् लोकम् लोकमायन्ते आयन्तेत आयन्नायन्ते मन्यन्ता मन्यन्तत आयन्नायन्ते मन्यन्त ते मन्यन्ता मन्यन्त ते मन्यन्त मनुष्या मनुष्या अमन्यन्त ते मन्यन्त मनुष्याः अमन्यन्त मनुष्या मनुष्या अमन्यन्तामन्यन्त मनुष्या नो नो मनुष्या अमन्यन्तामन्यन्त मनुष्यानः मनुष्या नो नो मनुष्या मनुष्या नोन्वा भविष्यन्त्यन्वा भविष्यन्ति नो मनुष्या मनुष्या नोन्वा भविष्यन्ति नोन्वा भविष्यन्त्यन्वा भविष्यन्ति नो नोन्वा भविष्यन्तीति त्यन्वा भविष्यन्ति नो नोन्वा भविष्यन्तीति अन्वा भविष्यन्तीति त्यन्वा भविष्यन्त्यन्वा भविष्यन्तीति ते रहित्यन्वा भविष्यन्त्यन्वा भविष्यन्तीति ते अन्वा भविष्यन्तीत्यनु आभविष्यन्ति इति तेत इति ते संवत्सरेण संवत्सरेण त इति ते संवत्सरेण ते संवत्सरेण संवत्सरेण ते ते संवत्सरेण योपयित्वा योपयित्वा संवत्सरेण ते ते संवत्सरेण योपयित्वा संवत्सरेण योपयित्वा योपयित्वा संवत्सरेण संवत्सरेण योपयित्वा सुवर्गकं सुवर्गं योपयित्वा संवत्सरेण संवत्सरेण योपयित्वा सुवर्गम् संवत्सरेणेति संवत्सरेण योपयित्वा सुवर्गकं सुवर्गं योपयित्वा योपयित्वा सुवर्गं लोकं लोककं सुवर्गं योपयित्वा योपयित्वा सुवर्गं लोकम् सुवर्गं लोकं लोककं सुवर्गकं सुवर्गं लोकमायन्नायन् लोककं सुवर्गकं सुवर्गं लोकमायन् सुवर्गमिति सुवहागम् लोकमायन्नायन् लोकम् लोकमायन्तन्तमायन् लोकम् लोकमायन्तम् आयन्तन्तमायन्नायन्तमृषय अर्षयस्तमायन्नायन्तमृषय तमृषय अर्षयस्तन्तमृषय अतुग्रहैरृतुग्रहैरृषयस्तन्तमृषय अतुग्रहैः ऋषय अतुग्रहैरृतुग्रहैरऋषय अर्षय अर्तुग्रहैरेवै वर्तुग्रहैरृषय अर्षय अर्तुग्रहैरेव अतुग्रहैरेवै वर्तुग्रहैरृतुग्रहैरेवान्वन्वे वर्तुग्रहैरृतुग्रहैरेवानु अनुग्रहैरुग्रहैः एवान्वन्वे वैवानुप्रप्राण्वे वैवानुप्रा अनुप्रप्राण्वनुप्राजानन्नजानन् प्राण्वनुप्राजानन् प्राजानन्नजानन् प्रप्राजाननुयद्यतजानन् प्रप्राजाननुयत् अजाननुयद्यतजानन्नजानन यदुग्रहा ऋतुग्रहायजानन्नजानन यदुग्रहाः यदुग्रहा ऋतुग्रहा यद्यतुग्रहा दृश्यन्ते दृश्यन्त ऋतुग्रहा यद्यतुग्रहा दृश्यन्ते ऋतुग्रहा गृह्यन्ते गृह्यन्त ऋतुग्रहा ऋतुग्रहा गृह्यन्ते सुवर्गस्य सुवर्गस्य गृह्यन्त ऋतुग्रहा ऋतुग्रहा गृह्यन्ते सुवर्गस्य ऋतुग्रहा इत्युतुग्रहाः गृह्यन्ते सुवर्गस्य सुवर्गस्य गृह्यन्ते गृह्यन्ते सुवर्गस्य लोकस्य लोकस्य सुवर्गस्य गृह्यन्ते गृह्यन्ते सुवर्गस्य लोकस्य सुवर्गस्य लोकस्य लोकस्य सुवर्गस्य सुवर्गस्य लोकस्य प्रज्ञात्यै प्रज्ञात्यै लोकस्य सुवर्गस्य सुवर्गस्य लोकस्य प्रज्ञात्यै सुवर्गस्येति सुवहागस्य लोकस्य प्रज्ञात्यै प्रज्ञात्यै लोकस्य लोकस्य प्रज्ञात्यै द्वादश द्वादश प्रज्ञात्यै लोकस्य लोकस्य प्रज्ञात्यै द्वादश प्रज्ञात्यै द्वादश द्वादश प्रज्ञात्यै प्रज्ञात्यै द्वादश गृह्यन्ते गृह्यन्ते द्वादश प्रज्ञात्यै प्रज्ञात्यै द्वादश गृह्यन्ते प्रज्ञात्या इति प्राज्ञात्यै ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే ద్వాదశ గృహ్యంతే ద్వాదశ ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ మాసా మాసా ద్వాదశ గృహ్యంతే గృహ్యంతే ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సరస్య సంవత్సరస్య సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సరస్య సంవత్సర సంవత్సరస్య సంవత్సరస్య సంవత్సర సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సర సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సంవత్సర ఇది సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యై సంవత్సరస్య సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ సంవత్సరస్యేతి సంవత్సరస్య ప్రజ్ఞాచ్యై సహ సహ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రథమౌ సహ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రజ్ఞాచ్యా ఇది ప్రాజ్ఞాచ్యై సహ ప్రథమౌ ప్రథమౌ సహ ప్రథమౌ గృహ్యేతే గృహ్యేతే ప్రథమౌ సహ ప్రథమౌ గృహ్యేతే ప్రథమౌ గృహ్యేతే గృహ్యేతే ప్రథమౌ ప్రథమౌ గృహ్యేతే సహ సహ గృహ్యేతే ప్రథమౌ ప్రథమౌ గృహ్యేతే సహ గృహ్యేతే సహ గృహ్యేతే గృహ్యేతే సహోత్తమా ఉత్తమౌ సహ గృహ్యేతే గృహ్యేతే సహోత్తమౌ గృహ్యేతే ఇది గృహ్యేతే సహోత్తమా ఉత్తమౌ సహ సహోత్తమౌ తస్మాత్ తస్మాదుత్తమౌ సహ సహోత్తమౌ తస్మాత్ ఉత్తమోదస్మాత్తస్మాదుత్తమాత్తమోదస్మాద్వౌ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాదుత్తమావృత్తమౌ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాద్వౌ ద్వావృతూ ద్వౌ ద్వావృతూ మృతూ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వావృతూ ఉభయతోముఖమృతో ద్వౌ ద్వౌ ద్వౌ ద్వావృతూ ఉభయతోముఖం ద్వౌ ద్వావిజద్వౌ ద్వౌ అరుతో ఉభయతోముఖముభయతోముఖమృతో అరుతో ఉభయతోముఖమృత పాత్రమృత పాత్రముభయతోముఖమృతో అరుతో ఉభయతోముఖమృత పాత్రం అరుతోచ్యుతో ఉభయతోముఖమృత పాత్రమృత పాత్రముభయతోముఖముభయతోముఖమృత పాత్రం భవతి భవత్యుత పాత్రముభయతోముఖముభయతోముఖమృత పాత్రం భవతి ఉభయతోముఖమిత్యుభయత ముఖం మృత పాత్రం భవతి భవత్యుత పాత్రమృత పాత్రం భవతి కః కో భవత్యుత పాత్రమృత పాత్రం భవతి కః ఋతుపాత్రమిత్యుతు పాత్రం భవతి కః కో భవతి భవతి కోహి కో భవతి భవతి కోహి కోహి కః కోహి తత్తద్ధి కః కోహి తత్ హి తత్తద్ధి హి తద్వేద వేద తద్ధి హి తద్వేద తద్వేద వేద తత్తద్వేద యుతో యుతో వేద తత్తద్వేద యత వేద యుతో యుతో వేద వేద యత ఋతూనాం ఋతూనాం యుతో వేద వేద యత ఋతూనాం యతూనాం ఋతూనాం యుతో యత ఋతూనాం ముఖం ముఖం ఋతూనాం యుతో యత ఋతూనాం ముఖం మృతూనాం ముఖం ముఖమృతూనామృతూనాం ముఖమృతునర్తునా ముఖమృతూనామృతూనాం ముఖమృతునా ముఖమృతునర్తునా ముఖం ముఖమృతునా ప్రప్రార్తునా ముఖం ముఖమృతునా ప్రార్తునా ప్రప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రప్రేష్యదిది ఈష్య ప్రప్రేష్యది ఇష్యదిది ఈష్యేష్యది షట్ షడ్ది ఈష్యేష్యది షట్ ఇది షట్ షడ్ది ఇది షట్ కృత్వ కృత్వ షడ్ది ఇది షట్ కృత్వ షట్ కృత్వ కృత్వ షట్ షట్ కృత్వ ఆహా కృత్వ షట్ షట్ కృత్వ ఆహ కృత్వ ఆహా కృత్వ కృత్వ ఆహ షట్ షడాహ కృత్వ కృత్వ ఆహ షడ్ ఆహ షట్ షడాహ షట్ ద్వై వై షడాహ షట్ ద్వై షట్ ద్వై వై షట్ షడ్ వా అథవ అథవో వై షట్ షడ్ వా అథవ వా అథవ అథవో వై వా అథవ అథూ నృతో నృతవో వై వా అథవ అథూన్ అథవ అథూ నృతో నృతవ అథవ అథూ నే వై వర్తో నృతవ అథవ అథూ నే వా అథో నే వై వృత్తో నృతో నేవ ప్రీణాది ప్రీణాచ్యే వృత్తో నృతో నేవ ప్రీణాది ఏవ ప్రీణాది ప్రీణాచ్యేవైవ ప్రీణాచ్యుతుభిర్ఋతుభిః ప్రీణాచ్యేవైవ ప్రీణాచ్యుతుభిః ప్రీణాచ్యుతుభిర్ఋతుభిః ప్రీణాది ప్రీణాచ్యుతుభిరిది చ్యుతుభిః ప్రీణాది ప్రీణాచ్యుతుభిరిది ఋతుభిరిది చ్యుతుభిర్ఋతుభిరిది చతుశ్చతురిత్యుతుభిర్ఋతుభిరిది చతుర్ఋతుభిర్ఋతుభిః ఇది చతుశ్చతురితి చతుశ్చతుష్పదశ్చతుష్పదశ్చతురితి చతుశ్చతుష్పద చతుశ్చతుష్పదశ్చతుష్పదశ్చతుశ్చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుశ్చతుష్పద ఏవ చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశూన్ పశూనేవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశూన్ చతుష్పద ఇది చతుర్పద ఏవ పశూన్ పశూనేవైవ పశూన్ ప్రీణాది ప్రీణాది పశూనేవైవ పశూన్ ప్రీణాది

ప్రీణాది ప్రీణాత్యుతునా ప్రతునా ప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రేష్యదిష్య ప్రేష్యది ఇష్యేది ఈష్యేష్యేది షట్షడిది ఈష్యేష్యేది షడ్ ఇది షట్షడిది షట్కృత్వ కృత్వ షడిది షట్కృత్వ షట్కృత్వ కృత్వ షట్ షట్కృత్వ ఆహాహ కృత్వ షట్ షట్కృత్వ ఆహ కృత్వ ఆహాహ కృత్వ కృత్వ ఆహర్తుభిర్హృతుభిరాహ కృత్వ కృత్వ ఆహర్తుభిః ఆహర్తుభిర్హృతుభిరాహ హర్తుభిరితిభిరాహ హర్తుభిరితి హృతుభిరితిభిర్హృతుభిరితి చతుశ్చతురిచ్యుతుభిర్హృతుభిరితి చతుః హృతుభిరిచ్యుతుభిః చతురితి చతుస్తస్మాత్తస్మాచ్చతురితి చతుస్తస్మాత్ చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ అర్థూనుప అసూనుపోపార్థోనృతోనుపజీవంతి జీవంతి పార్థోనృతోనుపజీవంతి ఉపజీవంతి జీవంచుపోపజీవంతి ద్విర్జీవంచుపోపజీవంతి ద్వి జీవంతి ద్విర్జీవంతి జీవంతి ద్విః పునః పునర్ద్విర్జీవంతి జీవంతి ద్విః పునః ద్విః పునః పునర్ద్విర్ద్విః పునరుతునర్తున పునర్ద్విర్ద్విః పునరుతునా పునరుతునర్తునా పునః పునరుతునా హర్తునా పునః పునరుతునా అర్తునా హర్తునర్తునా తస్మాదాహర్తునర్తునా తస్మాత్ ఆహతస్మాత్స్మాదాహతస్మాద్విపాదో ద్విపాదస్తస్మాద్విపాదస్తస్మాద్విపాదస్చతుష్పదశ్చతుష్పదో పశూన్ పశూనశ్చతుష్పదో ద్విపాదో ద్విపాదశ్చతుష్పదః పశూన్ నిర్వాద ఇది ద్విపాద చతుష్పదః పశూన్ పశూభిశ్చతుష్పదశ్చతుష్పదః పశూనుపోప పశూభిశ్చతుష్పదశ్చతుష్పదః పశూనుప చతుష్పద ఇర్యజతుః పదః పశూనుపోప పశూన్ పశూనుపజీవంతి జీవంచుప పశూన్ పశూనుపజీవంతి ఉపజీవంతి జీవంచుకోపజీవంచుతునర్తునా జీవంచుకోపజీవంచుతునా జీవంచుతునర్తునా జీవంతి జీవంచుతునా ప్రప్రార్తునా జీవంతి జీవంచుతునా ప్ర అర్తునా ప్రప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య రేష్యేష్య ప్రప్రేష్యేదీ ఈష్య ప్రప్రేష్యేది ఇష్యేదీ ఈష్యేష్యేది షట్షడితి ఈష్యేష్యేది షడ్ ఇది షట్షడితి నిషట్కృత్వకృత్వషడితి నిషట్కృత్వ షట్కృత్వకృత్వషట్కృత్వ ఆహా కృత్వ షట్షట్కృత్వ ఆహ కృత్వ ఆహా కృత్వకృత్వ ఆహర్తుభిరుతుభిరాహ కృత్వకృత్వ ఆహర్తుభిః ఆహర్తుభిరుతుభిరాహర్తుభిరిదీత్యుతుభిరాహర్తుభిరిది నదుభిరిదీత్యుతుభిరుతుభిరితి చతుశ్చతురిత్యుతుభిరుతుభిరితి చతుః అదుభిరిత్యుతోభిః ఇది చతుశ్చతుర్దీతి చతుర్ద్విర్ద్విశ్చతుర్దీతి చతుర్ద్విః చతుర్ద్విర్ద్విశ్చతుశ్చతుర్ద్విః పునః పునర్ద్విశ్చతుశ్చతుర్ద్విః పునః ద్విః పునః పునర్ద్విర్ద్విః పునరుతునర్తునా పునర్ద్విర్ద్విః పునరుతునా పునరుతునర్తునా పునః పునరుతునా హర్తునా పునః పునరుతునా అర్తునా హర్తునర్తునా క్రమణమాక్రమణమా హర్తునర్తునా క్రమణం ఆహాక్రమణమాక్రమణమాహాక్రమణమేవైవాక్రమణమాహాక్రమణమేవైవాక్రమణమాక్రమణమేవ తత్తదేవాక్రమణమాక్రమణమేవ తద్ ఆక్రమణమిత్యాక్రమణం. ఏవ తత్సేతుకోసేతుం తదేవైవ తత్సేతుం తత్సేతుకోసేతుం తత్తత్సేతుం యజమానో యజమానస్యేతుం తత్తత్సేతుం యజమానః సేతుం యజమానో యజమానస్యేతుకోసేతుం యజమానః కురుతే కురుతే యజమానస్యేతుకోసేతుం యజమానః కురుతే యజమానః కురుతే కురుతే యజమానో యజమానః కురుతే సవర్గస్య సవర్గస్య కురుతే యజమానో యజమానః కురుతే సవర్గస్య కురుతే సవర్గస్య సవర్గస్య కురుతే కురుతే సవర్గస్య లోకస్య లోకస్య సవర్గస్య కురుతే కురుతే సవర్గస్య లోకస్య సవర్గస్య లోకస్య లోకస్య సవర్గస్య సవర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సవర్గస్య సవర్గస్య లోకస్య సమష్టి సువర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టీన సమష్టి లోకస్య లోకస్య సమష్టీన సమష్టీన సమష్టి సమష్టీనాన్యోన్యోన సమష్టి సమష్టీనాన్య సమష్ట్యా ఇది సమ్ అష్టి నాన్యోన్యోన నాన్యోన్యమన్యమన్యోన నాన్యోన్యం అన్యోన్యమన్యమన్యోన్యోన్యమన్వన్వన్యమన్యోన్యోన్యమను అన్యమన్వన్వన్యమన్యమను ప్రాణ్వన్యమన్యమను ప్రాణ్వన ప్రపద్యేత పద్యేత ప్రాణ్వన ప్రపద్యేత ప్రపద్యేత పద్యేత ప్రపద్యేత యద్యత్పద్యేత ప్రపద్యేత యద్ పద్యేత యద్యత్పద్యేత పద్యేత యదన్యోన్యో యత్పద్యేత పద్యేత యదన్యః యదన్యోన్యో యద్యదన్యోన్యమన్యమన్యో యద్యదన్యోన్యం అన్యోన్యమన్యమన్యోన్యోన్యమను ప్రపద్యేతాను ప్రపద్యేత అన్యమన్యోన్యోన్యమను ప్రపద్యేత అన్యమను ప్రపద్యేతాను ప్రపద్యేత అన్యమన్యమను ప్రపద్యేతర్తురను ప్రపద్యేత అన్యమన్యమను ప్రపద్యేతర్తు అను ప్రపద్యేతర్తురను ప్రపద్యేతాను ప్రపద్యేతర్తురుతు మృతు మృతులను ప్రపద్యేతాను ప్రపద్యేతర్తురుతుం అను ప్రపద్యేతేత్యను ప్రపద్యేత అర్తురు ఋతు మృతు మృతురు ఋతురు ఋతుమన్వన్ మృతు మృతురు ఋతురు ఋతుమను ఋతుమన్వన్ మృతు మృతుమను ప్రాణ్ మృతు మృతుమను ప్ర అను ప్రాణ్వన ప్రపద్యేత పద్యేత ప్రాణ్వన ప్రపద్యేత ప్రపద్యేత పద్యేత ప్రపద్యేతర్తవ అతవ పద్యేత ప్రపద్యేతర్తవ పద్యేతర్తవ అతవ పద్యేత పద్యేతర్తవో మోహకా మోహకా అర్థవ పద్యేత పద్యేతర్తవో మోహకా అర్థవో మోహకా మోహకా అర్థవ అర్థవో మోహకా శిష్యుర్మోహకా అర్థవ అర్థవో మోహకా స్యు మోహకా శిష్యుర్మోహకా మోహకా స్యుః ప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యుర్మోహకా మోహకా స్యుః ప్రసిద్ధం స్యుః ప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యు స్యుః ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధగ్వస్యు స్యుః ప్రసిద్ధమేవ ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యురధ్వర్యురేవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యుః ప్రసిద్ధమిది ప్రసిద్ధం ఏవాధ్వర్యురధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన అధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రప్రదక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రదక్షిణేన ప్రప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యతే వద్యతే ప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యతే ప్రపద్యతే వద్యతే ప్రప్రపద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం వద్యతే ప్రప్రపద్యతే ప్రసిద్ధం పద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం వద్యతే వద్యతే ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం వద్యతే వద్యతే ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణ ప్రతిసిద్ధమిది ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాతోత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాతోత్తరేణ తస్మాత్ ప్రతి ప్రస్థాతేతి ప్రతి ప్రస్థాత ఉత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఉత్తరేణేత్యుదుత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షట్షడాదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షట్ ఆదిత్య షట్షడాదిత్య ఆదిత్య షణ్మాసో మాస షడాదిత్య ఆదిత్య షణ్మాస షణ్మాసో మాస షట్షణ్మాసో దక్షిణేన దక్షిణేన మాస షట్షణ్మాసో దక్షిణేన మాసో దక్షిణేన దక్షిణేన మాసో మాసో దక్షిణేన ఇత్యేత దక్షిణేన మాసో మాసో దక్షిణేనైతి దక్షిణేన ఇత్యేత దక్షిణేన దక్షిణేనైతి షట్షడే దక్షిణేన దక్షిణేనైతి షడ్ ఏతి షట్షడేత్యేతి షడుత్తరేణోత్తరేణ షడేత్యేతి షడుత్తరేణ షడుత్తరేణోత్తరేణ షట్షడుత్తరేణోపయామగృహీత ఉపయామగృహీత ఉత్తరేణ షట్షడుత్తరేణోపయామగృహీత ఉత్తరేణోపయామగృహీత ఉపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోస్యస్యుపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోసి ఉత్తరేణేత్యుదుత్తరేణ ఉపయామగృహీతోపయామగృహీత ఉపయామగృహీతోసి సగుంసత్వ సగుంసత్వస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి సగుంసత్వ ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అది సగుంసర్పస్ సగుంసర్పోస్యసి సగుంసర్పోస్యసి సగుంసర్పోస్యసి సగుంసర్పోసి సగుంసర్పోస్యసి సగుంసర్పస్ సగుంసర్పోస్య గుంహస్పత్యాయ గుంహస్పత్యాయ సగుంసర్పస్ సగుంసర్పోస్య గుంహస్పత్యాయ సగుంసర్ప ఇది సంసర్ప అస్య గుంహస్పత్యాయ గుంహస్పత్యాయ అస్యస్య గుంహస్పత్యాయ త్వా గుంహస్పత్యాయ అస్యస్య గుంహస్పత్యాయ త్వా అగుంహస్పత్యాయత్వాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయత్వేదీరిత్వాగుంహస్పత్యాయాగుంహస్పత్యాయత్వేది అగుంహస్పత్యాయేత్యగుంహ ప్రత్యాయేదీరిత్వాత్వేత్యాహేదిత్వాత్వేత్యాహ ఇత్యాహేదిత్యాహాస్త్యస్త్యాహేదిత్యాహాస్తి ఆహాస్త్యస్త్యాహాస్తిత్రయోదశస్త్రయోదశోస్త్యాహాస్తిత్రయోదశ అస్తిత్రయోదశస్త్రయోదశోస్త్యస్తిత్రయోదశో మాసో మాసస్త్రయోదశోస్త్యస్తిత్రయోదశో మాస త్రయోదశో మాసో మాసస్త్రయోదశస్త్రయోదశో మాస ఇది మాసస్త్రయోదశస్త్రయోదశో మాస ఇది త్రయోదశ ఇది త్రయ దశ మాస ఇది మాసో మాస ఇత్యాహురాహురి మాసో మాస ఇత్యాహు ఇత్యాహురాహురి ఇత్యాహుస్తంతమాహురి ఇత్యాహుస్తం ఆహుస్తంతమాహురాహుస్తమేవైవ తమాహురాహుస్తమేవ తమేవైవ దంతమేవ దత్తదేవ దంతమేవ దత్ ఏవ దత్తదేవైవ తత్ప్రీణాది ప్రీణాది తదేవైవ తత్ప్రీణాది తత్ప్రీణాది ప్రీణాది తత్తత్ప్రీణాది ప్రీణాదీతి ప్రీణాది సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏత ఏతే వై సువర్గాయ సువర్గాయ వా ఏతే సువర్గాయేతి సువర్గాయ వా ఏత ఏతే వై వా ఏతే లోకాయ లోకాయైతే వై వా ఏతే లోకాయ ఏతే లోకాయ లోకాయైత ఏతే లోకాయ గృహ్యంతే గృహ్యంతే లోకాయైత ఏతే లోకాయ గృహ్యంతే లోకాయ గృహ్యంతే గృహ్యంతే లోకాయ లోకాయ గృహ్యంతే యద్గృహ్యంతే లోకాయ లోకాయ గృహ్యంతే యద్ గృహ్యంతే యద్గృహ్యంతే గృహ్యంతే ఇదుగ్రహ అదుగ్రహ యద్గృహ్యంతే గృహ్యంతే ఇదుగ్రహ ఇదుగ్రహ అదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతిర్జ్యోతిరదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతి అదుగ్రహ జ్యోతిర్జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని అదుగ్రహ ఇత్యుర్దుగ్రహా జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని యజ్జదింద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని యజ్జదింద్రాగ్ని ఇంద్రాగ్ని యదై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్ని యదింద్రాగ్ని ఇంద్రాగ్ని యదై ఇంద్రాగ్నం ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని యదై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్ని యజ్జదై ఇంద్రాగ్నమృదు పాత్రేణ త్వపాత్రేణ ఇంద్రాగ్ని యజ్జదై ఇంద్రాగ్నమృదు పాత్రేణ ఐంద్రాగ్నమృదు పాత్రేణ త్వపాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నమృదు పాత్రేణ గృహ్ణాతి గృహ్ణాత్యృదు పాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నమృదు పాత్రేణ గృహ్ణాతి ఐంద్రాగ్నమిత్యై ఇంద్రాగ్నం అధుపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాత్యుపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాతి జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాత్యుపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాతి జ్యోతి అతుపాత్రేణేత్యుపాత్రేణ గృహ్ణాతి జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాతి జ్యోతిరేవైవ జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాతి జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవాస్మ అస్మ ఏవ జ్యోతిర్జ్యోతిరేవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మ ఉపరిష్టాదుపరిష్టాదస్మ ఏవైవాస్మ ఉపరిష్టాద్ అస్మా ఉపరిష్టాదుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్దాది దాత్యుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్దాది ఉపరిష్టాద్దాది దాత్యుపరిష్టాదుపరిష్టాద్దాది సువర్గస్య సువర్గస్య దాత్యుపరిష్టాదుపరిష్టాద్దాది సువర్గస్య దాది సువర్గస్య సువర్గస్య దాది దాది సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య దాది దాది సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్య అనుఖ్యాత్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై సువర్గస్యేతి సువర్గస్య లోకస్యానుఖ్యాత్య అనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్య ఓజోభృతావోజోభృతావనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్య ఓజోభృతౌ అనుఖ్యాత్య ఓజోభృతావోజోభృతావనుఖ్యాత్య అనుఖ్యాత్య ఓజోభృతౌ వై వా ఓజోభృతావనుఖ్యాత్య అనుఖ్యాత్య ఓజోభృతౌ వై అనుఖ్యాత్య ఇత్యనుఖ్యాత్యై ఓజోభృతౌ వై వా ఓజోభృతావోజోభృతౌ వా ఏతావేతౌ వా ఓజోభృతావోజోభృతా వా ఏతౌ ఓజోభృతావిత్యోజః భృతౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ దేవానాం దేవానామేతౌ వై వా ఏతౌ దేవానాం ఏతౌ దేవానాం దేవానామేతావేతౌ దేవానాం యజ్జద్దేవానామేతావేతౌ దేవానాం యద్ దేవానాయ్యద్దేవానాన్ దేవానాయ్యరింద్రాగ్ని ఇంద్రాగ్ని యద్దేవానాన్ దేవానాయ్యరింద్రాగ్ని ఇరింద్రాగ్ని ఇంద్రాగ్ని యద్దిరింద్రాగ్ని యద్దిరింద్రాగ్ని యద్దిరింద్రాగ్ని ఇంద్రాగ్ని యద్దిరింద్రాగ్ని ఇంద్రాగ్ని రై ఇంద్రాగ్న ఐ ఇంద్రాగ్నో ఇరింద్రాగ్ని ఇంద్రాగ్ని రై ఇంద్రాగ్న ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని రై ఇంద్రాగ్న ఐ ఇంద్రాగ్నో యద్దిరై ఇంద్రాగ్నో గృహ్యతే గృహ్యత ఐంద్రాగ్నో యద్దిరై ఇంద్రాగ్నో గృహ్యతే ఐంద్రాగ్నో గృహ్యతే గృహ్యత ఐంద్రాగ్న ఐ ఇంద్రాగ్నో గృహ్యత ఓజ ఓజో గృహ్యత ఐంద్రాగ్న ఐ ఇంద్రాగ్నో గృహ్యత ఓజ ఐంద్రాగ్న ఇత్యై ఇంద్రాగ్న గృహ్యత ఓజ ఓజో గృహ్యతే గృహ్యత ఓజ ఏవై వౌజో గృహ్యతే గృహ్యత ఓజ ఏవ ఓజ ఏవై వౌజ ఓజ ఏవా వై వౌజ ఓజ ఏవా ఏవా వై వై మావృంధే రుంధే వై వై వావృంధే అవరుంధే రుంధే వావృంధే వైశ్వదేవం వైశ్వదేవగోరుంధే వావృంధే వైశ్వదేవం రుంధే వైశ్వదేవం వైశ్వదేవగోరుంధే రుంధే వైశ్వదేవగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవగోరుంధే రుంధే వైశ్వదేవగో శుక్రపాత్రేణ వైశ్వదేవగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవమిది వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్య శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వదేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా అసావసౌ ప్రజా వై వై ప్రజా అసౌ ప్రజా అసావసౌ ప్రజా ప్రజా అసావాదిత్య ఆదిత్యోసౌ ప్రజా ప్రజా అసావాదిత్య ప్రజా ఇది ప్రజా అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య శుక్ర శుక్ర ఆదిత్యోసావసావాదిత్య శుక్ర ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రో యద్యక్షుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రో యద్ శుక్రో యద్యక్షుక్ర శుక్రో యద్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యక్షుక్ర శుక్రో యద్వై ఈశ్వదేవం యద్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యద్యద్వై ఈశ్వదేవగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం యద్యద్వై ఈశ్వదేవగో శుక్రపాత్రేణ వైశ్వదేవగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాత్ తస్మాత్ గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాత్ శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాత్ తస్మాత్ గృహ్ణాది గృహ్ణాది తస్మాదసావసౌ తస్మాత్ గృహ్ణాది గృహ్ణాది తస్మాదసౌ తస్మాదసావసౌ తస్మాత్ తస్మాదసావాదిత్య ఆదిత్యోసౌ తస్మాత్ తస్మాదసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య సర్వా సర్వ ఆదిత్యోసావసావాదిత్య సర్వా ఆదిత్య సర్వా సర్వ ఆదిత్య ఆదిత్య సర్వా ప్రజా ప్రజా సర్వ ఆదిత్య ఆదిత్య సర్వా ప్రజా సర్వా ప్రజా ప్రజా సర్వా సర్వ ప్రజా ప్రత్యం వృత్యం ప్రజా సర్వా సర్వ ప్రజా ప్రత్యం ప్రజా ప్రత్యం వృత్యం ప్రజా ప్రజా ప్రత్యంగు ప్రత్యం ప్రజా ప్రజా ప్రత్యం ప్రజా ఇది ప్రజా ప్రత్యంగు ప్రత్యం వృత్యంగులేచ్యేచి ప్రత్యం వృత్యంగులేది ఉదేచ్యేచ్యుదేది తస్మాత్ తస్మాదేత్యుదేది తస్మాత్ ఏది తస్మాత్ తస్మాదేత్యేది తస్మాత్ సర్వ సర్వస్తస్మాదేత్యేది తస్మాత్ సర్వ తస్మాత్ సర్వ సర్వస్తస్మాత్ తస్మాత్ సర్వ ఏవైవ సర్వస్తస్మాత్ తస్మాత్ సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వ సర్వ ఏవ మన్యతే మన్యత ఏవ సర్వ సర్వ ఏవ మన్యతే ఏవ మన్యతే మన్యత ఏవైవ మన్యతే మాం మాం మన్యత ఏవైవ మన్యతే మాం మన్యతే మాం మాం మన్యతే మన్యతే మాం ప్రతి ప్రతి మాం మన్యతే మన్యతే మాం ప్రతి మాం ప్రతి ప్రతి మాం మాం ప్రత్యుదుత్ ప్రతి మాం మాం ప్రత్యుదు ప్రత్యుదుత్ ప్రతి ప్రత్యుత గాద గాదు ప్రతి ప్రత్యుత గాద్ ఉద గాద గాదుదుద గాదితీత్య గాదుదుద గాదితి అగాదితీత్య గాద గాదితి వైశ్వదేవం వై ఈశ్వదేవమిత్య గాద గాదితి వైశ్వదేవం ఇది వైశ్వదేవం వై ఈశ్వదేవమిది వైశ్వదేవగో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవమిది వైశ్వదేవగో శుక్రపాత్రేణ విశ్వదేవతం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవతం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవతం శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్య శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వరేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజాస్తేజస్తేజ ప్రజా వై వై ప్రజాస్తేజ ప్రజాస్తేజస్తేజ ప్రజా ప్రజాస్తేజ శుక్ర శుక్రస్తేజ ప్రజా ప్రజాస్తేజ శుక్ర ప్రజా ఇది ప్రజా తేజ శుక్ర శుక్రస్తేజస్తేజ శుక్రో యద్యక్రస్తేజస్తేజ శుక్రో యద్ శుక్రో యద్యక్ర శుక్రో యద్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యక్ర శుక్రో యద్వై ఈశ్వదేవం యద్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యద్యద్వై ఈశ్వదేవకో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం యద్యద్వై ఈశ్వదేవకో శుక్రపాత్రేణ వైశ్వదేవకో శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వదేవకో శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వదేవకో శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాసు ప్రజాసు గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాసు శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాసు ప్రజాసు గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాస్వేవైవ ప్రజాసు గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాస్వేవ ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవతేజస్తేజ ఏవ ప్రజాసు ప్రజాస్వేవతేజ ప్రజాస్వితి ప్రజాసు దేవతేజస్తేజ ఏవైవ తేజో దధాతి దధాతి తేజ ఏవైవ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి దధాతీతి దధాతి ఇంద్రో మరుద్భిర్మరుద్భిరింద్ర ఇంద్రో మరుద్భిస్ సాంవిద్యేన సాంవిద్యేన మరుద్భిరింద్ర ఇంద్రో మరుద్భిస్ సాంవిద్యేన మరుద్భిస్ సాంవిద్యేన సాంవిద్యేన మరుద్భిర్మరుద్భిస్ సాంవిద్యేన మాధ్యందినే మాధ్యందినే సాంవిద్యేన మరుద్భిర్మరుద్భిస్ సాంవిద్యేన మాధ్యందినే మరుద్భిరితి మరుతోభి సాంవిద్యేన మాధ్యందినే మాధ్యందినే సాంవిద్యేన సాంవిద్యేన మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే సాంవిద్యేన సాంవిద్యేన మాధ్యందినే సమనే సాంవిద్యేనేతి సాంవిద్యేన మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే వృత్రం వృత్రకం సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే వృత్రం సమనే వృత్రం వృత్రకం సమనే సమనే వృత్రమహన్నహన్ వృత్రకం సమనే సమనే వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహనయజ్జదహన్ వృత్రం వృత్రమహనయత్ అహనయజ్జదహన్నహనయన్ మాధ్యందినే మాధ్యందినే యదహన్నహనయన్ మాధ్యందినే యన్మాధ్యందినే మాధ్యందినే యజ్జన్మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే యజ్జన్మాధ్యందినే సమనే మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే మరుత్వదీయా మరుత్వదీయా సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే మరుత్వదీయా సమనే మరుత్వదీయా మరుత్వదీయా సమనే సమనే మరుత్వదీయా గృహ్యందే గృహ్యందే మరుత్వదీయా సమనే సమనే మరుత్వదీయా గృహ్యందే మరుత్వదీయా గృహ్యందే గృహ్యందే మరుత్వదీయా మరుత్వదీయా గృహ్యందే వార్త్రఘ్నా వార్త్రఘ్నా గృహ్యందే మరుత్వదీయా మరుత్వదీయా గృహ్యందే వార్త్రఘ్నా గృహ్యందే వార్త్రఘ్నా వార్త్రఘ్నా గృహ్యందే గృహ్యందే వార్త్రఘ్నా ఏవైవ వార్త్రఘ్నా గృహ్యందే గృహ్యందే వార్త్రఘ్నా ఏవ వార్త్రఘ్నా ఏవైవ వార్త్రఘ్నా వార్త్రఘ్నా ఏవతేత ఏవ వార్త్రఘ్నా వార్త్రఘ్నా ఏవతే వార్త్రఘ్నా ఇది వార్త్రఘ్నః ఏవతేత ఏవైవ తేజమానస్యేజమానస్య ఏవైవ తేజమానస్య తేజమానస్యేజమానస్య తేజమానస్య గృహ్యందే గృహ్యందే యజమానస్య తేజమానస్య గృహ్యందే యజమానస్య గృహ్యందే గృహ్యందే యజమానస్యేజమానస్య గృహ్యందే తస్య గృహ్యందే యజమానస్యేజమానస్య గృహ్యందే తస్య గృహ్యందే తస్య గృహ్యందే గృహ్యందే తస్య వృత్రం వృత్రం తస్య గృహ్యందే గృహ్యందే తస్య వృత్రం తస్య వృత్రం వృత్రం తస్య వృత్రం జఘ్నషో జఘ్నషో వృత్రం తస్య వృత్రం జఘ్నష వృత్రం జఘ్నషో జఘ్నషో వృత్రం వృత్రం జఘ్నష అర్ధవ అర్ధవో జఘ్నషో వృత్రం వృత్రం జఘ్నష అర్ధవ జఘ్నష అర్ధవ అర్ధవో జఘ్నషో జఘ్నష అర్ధవో ముష్యన్న ముష్యన్ ఋతవో జఘ్నషో జఘ్నష అర్ధవో ముష్యన్న అర్ధవో ముష్యన్న ముష్యన్ ఋతవ అర్ధవో ముష్యన్ ససో ముష్యన్ ఋతవ అర్ధవో ముష్యన్ స అమష్యన్ సోమష్యన్ నమష్యన్ సర్వపాత్రేణ ఋతుపాత్రేణ సోమష్యన్ నమష్యన్ సర్వపాత్రేణ సహతుపాత్రేణ ఋతుపాత్రేణ సహతుపాత్రేణ మృత్వదీయాన్ మృత్వదీయాన్ ఋతుపాత్రేణ సహతుపాత్రేణ మృత్వదీయాన్ ఋతుపాత్రేణ మృత్వదీయాన్ మృత్వదీయాన్ ఋతుపాత్రేణ ఋతుపాత్రేణ మృత్వదీయాన్ గృహ్ణాత్ గృహ్ణాన్ మృత్వదీయాన్ ఋతుపాత్రేణ ఋతుపాత్రేణ మృత్వదీయాన్ గృహ్ణాత్ ఋతుపాత్రేణేచ్చుతో పాత్రేణ మరుత్వదీయాన గృహ్ణాత్ గృహ్ణాన్ మరుత్వదీయాన్ మరుత్వదీయాన గృహ్ణాత్తదస్తతో గృహ్ణాన్ మరుత్వదీయాన్ మరుత్వదీయాన గృహ్ణాత్తద అగృహ్ణాత్తదస్తతో గృహ్ణాత్ గృహ్ణాత్తదో వై వైతతో గృహ్ణాత్ గృహ్ణాత్తదో వై తతో వై వైతస్తతో వైస వైతస్తతో వైస వైస స వై వైస అర్థోన్ ఋతోన్ స వై వైస అర్థోన్ స అర్థోన్ ఋతోన్చ అర్థోన్ ప్రార్థోన్చ అర్థోన్ ప్ర అర్థోన్ ప్రార్థోన్ ఋతోన్ ప్రాజానాత్ జానాత్ ప్రార్థోన్ ఋతోన్ ప్రాజానాత్ ప్రాజానాత్ జానాత్ ప్రాజానాద్యజానాత్ ప్రాజానాద్య అజానాద్యజానాద్యుపాత్రేణ ఋతుపాత్రేణ యజానాత్ జానాద్యుపాత్రేణ యజుపాత్రేణ ఋతుపాత్రేణ యజ్జుపాత్రేణ మృత్వదీయా మృత్వదీయా ఋతుపాత్రేణ యజ్జుపాత్రేణ మృత్వదీయా ఋతుపాత్రేణ మృత్వదీయా మృత్వదీయా ఋతుపాత్రేణ ఋతుపాత్రేణ మృత్వదీయా గృహ్యందే గృహ్యందే మృత్వదీయా ఋతుపాత్రేణ ఋతుపాత్రేణ మృత్వదీయా గృహ్యందే ఋతుపాత్రేణేచ్చుపాత్రేణ మృత్వదీయా గృహ్యందే గృహ్యందే మృత్వదీయా మృత్వదీయా గృహ్యంత ఋతూనాం ఋతూనాం గృహ్యందే మృత్వదీయా మృత్వదీయా గృహ్యంత ఋతూనాం గృహ్యంత ఋతూనాం ఋతూనాం గృహ్యందే గృహ్యంత ఋతూనాం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యాతూనాం గృహ్యందే గృహ్యంత ఋతూనాం ప్రజ్ఞాత్యై ఋతూనాం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యాతూనాం ఋతూనాం ప్రజ్ఞాత్యై వజ్రం వజ్రం ప్రజ్ఞాత్యాతూనాం ఋతూనాం ప్రజ్ఞాత్యై వజ్రం ప్రజ్ఞాచ్యై వజ్రం వజ్రం ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై వజ్రం వై వై వజ్రం ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై వజ్రం వై ప్రజ్ఞాచ్యా ఇది ప్రజ్ఞాచ్యై వజ్రం వై వై వజ్రం వజ్రం వా ఏతమేతం వై వజ్రం వజ్రం వా ఏతం వా ఏతమేతం వై వా ఏతం యజమానో యజమాన ఏతం వై వా ఏతం యజమాన ఏతం యజమానో యజమాన ఏతమేతం యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ యజమాన ఏతమేతం యజమానో భ్రాతృవ్యాయ యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ యజమానో యజమానో భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ యజమానో యజమానో భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి ప్రహరతి హరతి ప్రహరతి యజ్ఞరతి ప్రహరతి హరతి యజ్ఞరతి హరతి యన్మరుత్వదీయా మరుత్వదీయా యద్ధరతి హరతి యన్మరుత్వదీయా యన్మరుత్వదీయా మరుత్వదీయా యజ్ఞన్మరుత్వదీయా ఉదన్మరుత్వదీయా యజ్ఞన్మరుత్వదీయా ఉద మరుత్వదీయా ఉదన్మరుత్వదీయా మరుత్వదీయా ఉదే వైవోన్మరుత్వదీయా మరుత్వదీయా ఉదేవ ఉదే వైవోదు దేవ ప్రథమేన ప్రథమేనైవోదు దేవ ప్రథమేన దేవ ప్రథమేన ప్రథమేనైవైవ ప్రథమేన యచ్చతి యచ్చతి ప్రథమేనైవైవ ప్రథమేన యచ్చతి ప్రథమేన యచ్చతి యచ్చతి ప్రథమేన ప్రథమేన యచ్చతి ప్రప్రయచ్చతి ప్రథమేన ప్రథమేన యచ్చతి ప్ర యచ్చతి ప్రప్రయచ్చతి యచ్చతి ప్రహరతి హరతి ప్రయచ్చతి యచ్చతి ప్రహరతి ప్రహరతి హరతి ప్రహరతి ద్వితీయేన ద్వితీయేన హరతి ప్రహరతి ద్వితీయేన హరతి ద్వితీయేన ద్వితీయేన హరతి హరతి ద్వితీయేన స్తృణుదే స్తృణుదే ద్వితీయేన హరతి హరతి ద్వితీయేన స్తృణుదే ద్వితీయేన స్తృణుదే స్తృణుదే ద్వితీయేన ద్వితీయేన స్తృణుదే తృతీయేన తృతీయేన స్తృణుదే ద్వితీయేన ద్వితీయేన స్తృణుదే తృతీయేన స్తృణుదే తృతీయేన తృతీయేన స్తృణుదే స్తృణుదే తృతీయేనాయుధమాయుధం తృతీయేన స్తృణుదే స్తృణుదే తృతీయేనాయుధం తృతీయేనాయుధమాయుధం తృతీయేన తృతీయేనాయుధం వై వా ఆయుధం తృతీయేన తృతీయేనాయుధం వై ఆయుధం వై వా ఆయుధమాయుధం వా ఏతదేతద్వా ఆయుధమాయుధం వా ఏతత్ వా ఏతదేతద్వై వా ఏతజ్జయమానో యజమాన ఏతద్వై వా ఏతజ్జయమాన ఏతజ్జయమానో యజమాన ఏతదేతజ్జయమానస్వగుం సంయజమాన ఏతదేతజ్జయమానస్వం యజమానస్వగుం సంయజమానో యజమానస్వగ్స్కృతే కృతే సంయజమానో యజమానస్వగ్స్కృతే సగ్గుస్కృతే కృతే సగుం సగ్గుస్కృతే యుజ్జత్కృతే సగుం సగ్గుస్కృతే యత్ కృతే యజ్జత్కృతే కృతే యన్మరుత్వదీయా మరుత్వదీయా యత్కృతే కృతే యన్మరుత్వదీయా యన్మరుత్వదీయా మరుత్వదీయా యజ్జన్మరుత్వదీయాధనుర్ధనుర్మరుత్వదీయాయజ్జన్మరుత్వదీయాధను మరుత్వదీయాధనుర్ధనుర్మరుత్వదీయా మరుత్వదీయాధనురేవైవధనుర్మరుత్వదీయా మరుత్వదీయాధనురేవ ధనురేవైవ ధనుర్ధనురేవ ప్రథమ ప్రథమ ఏవ ధనుర్ధనురేవ ప్రథమ ఏవ ప్రథమ ప్రథమ ఏవైవ ప్రథమోజ్యాజ్యా ప్రథమ ఏవైవ ప్రథమోజ్యా ప్రథమోజ్యాజ్యా ప్రథమ ప్రథమోజ్యా ద్వితీయో ద్వితీయోజ్యా ప్రథమ ప్రథమోజ్యా ద్వితీయ

ఉద్ధారమిత్యుదుర్హారం ఏవ దంతమేవైవ తం యజమానో యజమానస్తమేవైవ తం యజమానః అన్యజమానో యజమానస్తంతం యజమాన ఉదుజ్యజమానస్తంతం యజమాన ఉదు యజమాన ఉదుజ్యజమానో యజమాన ఉద్ధరతే హరత ఉద్యజమానో యజమాన ఉద్ధరతే ఉద్ధరతే హరత ఉదుద్ధరతే న్యాస్వన్యాసు హరత ఉదుద్ధరతే న్యాసు హరతేన్యాస్వన్యాసు హరతే హరతేన్యాసు ప్రజాసు ప్రజాస్వన్యాసు హరతే హరతేన్యాసు ప్రజాసు అన్యాసు ప్రజాసు ప్రజాస్వన్యాస్వన్యాసు ప్రజాస్వధ్యరి ప్రజాస్వన్యాస్వన్యాసు ప్రజాస్వధి ప్రజాస్వధ్యరి ప్రజాసు ప్రజాస్వధి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణాది ప్రజాసు ప్రజాస్వధి శుక్రపాత్రేణ ప్రజాస్విధి ప్రజాసు అధిశుక్రపాత్రేణ శుక్రపాత్రేణాధ్యది శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణాధ్యది శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత్యో యజమానదేవత్యో గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత్య శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాదీయమానదేవత్యో యజమానదేవత్యో గృహ్ణాది గృహ్ణాదీయమానదేవత్యో వై వై యజమానదేవత్యో గృహ్ణాది గృహ్ణాదీయమానదేవత్యో వై యజమానదేవత్యో వై వై యజమానదేవత్యో యజమానదేవత్యో వై మాహేంద్రో మాహేంద్రో వై యజమానదేవత్యో యజమానదేవత్యో వై మాహేంద్ర యజమానదేవత్య ఇది యజమాన దేవత్య వై మాహేంద్రో మాహేంద్రో వై వై మాహేంద్రస్తేజస్తేజో మాహేంద్రో వై వై మాహేంద్రస్తేజ మాహేంద్రస్తేజస్తేజో మాహేంద్రో మాహేంద్రస్తేజ శుక్ర శుక్రస్తేజో మాహేంద్రో మాహేంద్రస్తేజ శుక్ర మాహేంద్ర ఇది మాహా ఇంద్ర తేజశుక్ర శుక్రస్తేజస్తేజశుక్రోయజ్యక్షుక్రస్తేజస్తేజశుక్రోయజ శుక్రోయజ్యక్షుక్ర శుక్రోయన్మాహేంద్రం మాహేంద్రం యక్షుక్ర శుక్రోయన్మాహేంద్రం మాహేంద్రం యజ్జన్మాహేంద్రము శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ మాహేంద్రం యజ్జన్మాహేంద్రము శుక్రపాత్రేణ మాహేంద్రము శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ మాహేంద్రం మాహేంద్రము శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ మాహేంద్రం మాహేంద్రము శుక్రపాత్రేణ గృహ్ణాతి మాహేంద్రమితి మాహా ఇంద్రం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే యజమానే గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాతీయమానే యజమానే గృహ్ణాతి గృహ్ణాతీయమాన ఏవైవైజమానే గృహ్ణాతి గృహ్ణాతీయమాన ఏవ యజమాన ఏవైవైజమానే యజమాన ఏవ తేజస్తేజ ఏవైజమానే యజమాన ఏవ తేజ ఏవ తేజస్తేజ ఏవైవ తేజో దధాతి దధాతి తేజ ఏవైవ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి యధాదీతి దధాతి అదిదిః పుత్రకామా పుత్రకామాది తిరదిదిః పుత్రకామా సాధ్యేభ్యః సాధ్యేభ్యః పుత్రకామాది తిరదిదిః పుత్రకామా సాధ్యేభ్యః పుత్రకామా సాధ్యేభ్యః సాధ్యేభ్యః పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో దేవేభ్యః సాధ్యేభ్యః పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యః పుత్రకామేతి పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో దేవేభ్యః సాధ్యేభ్యః సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనం దేవేభ్యః సాధ్యేభ్యః సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనం దేవేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనం దేవేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమజత భజత్ బ్రహ్మోదనం దేవేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమజత బ్రహ్మోదనమజత భజత్ బ్రహ్మోదనం బ్రహ్మోదనమజత్తస్సి తస్యాజత్ బ్రహ్మోదనం బ్రహ్మోదనమజత్తస్సి బ్రహ్మోదనమిది బ్రహ్మ ఓదనం అపజత్తస్యైతస్యాపజతపజత్తస్యాచ్ఛేషణముచ్ఛేషణంతస్యాపజతపజత్తస్యాచ్ఛేషణం తస్యాచ్ఛేషణముచ్ఛేషణంతస్యైతస్యాచ్ఛేషణమదదురదదురుచ్ఛేషణంతస్యైతస్యాచ్ఛేషణమదదురుచ్ఛేషణమదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదుస్తత్తదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదుస్తత్తదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదుస్తత్ అజాయంత అజాయంత ఆదిత్యాశ్చత్వారశ్చత్వార ఆదిత్యా అజాయంత ఆదిత్యా అజాయంత అజాయంత ఆదిత్యా ఆదిత్యా అజాయంత సా సాజాయంత ఆదిత్యా ఆదిత్యా అజాయంత సా అజాయంత సా సాజాయంత అజాయంత సా ద్వితీయం ద్వితీయమో సాజాయంత అజాయంత సా ద్వితీయం సా ద్వితీయం ద్వితీయమో సా సా ద్వితీయమపజదపజద్వితీయమో సా సా ద్వితీయమపజద్ ద్వితీయమపజదపజద్ ద్వితీయం ద్వితీయమపజత్ సా సాపజద్ ద్వితీయం ద్వితీయమపజత్ సా అపజత్ సా సాపచదపజత్ సామన్యతామన్యత సాపచదపజత్ సామన్యత సామన్యతామన్యత సా సామన్యతోచ్ఛేషణాదుచ్ఛేషణాదమన్యత సా సామన్యతోచ్ఛేషణాద్ అమన్యతోచ్ఛేషణాదుచ్ఛేషణాదమన్యతామన్యతోచ్ఛేషణాన్మేమ ఉచ్ఛేషణాదమన్యతామన్యతోచ్ఛేషణాన్మే ఉచ్చేషణాన్మేమ ఉచ్చేషణాదుచ్ఛేషణాన్మ ఇమ ఇమేమ ఉచ్ఛేషణాదుచ్ఛేషణాన్మ ఇమే ఉచ్ఛేషణాదిచ్యుదుచ్ఛేషణాద్ ఇమేమేమ ఇమే ఏజ్ఞతేమేమేమ ఇమే ఏజ్ఞత ఇమే ఏజ్ఞతేమ ఇమే ఏజ్ఞతయజ్ఞతేమ ఇమే ఏజ్ఞతయత్ అజ్ఞతయజ్ఞతజ్ఞతజ్ఞతయ్రేజ్ఞతజ్ఞతయ్రేజ్ఞతగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామ్యగ్రేయజ్ఞతగ్రే ప్రాశిష్యామి అగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామ్యగ్రేగ్రే ప్రాశిష్యామీత ఇత ప్రాశిష్యామ్యగ్రేగ్రే ప్రాశిష్యామీత ప్రాశిష్యామీత ఇత ప్రాశిష్యామి ప్రాశిష్యామీతో మే న ఇత ప్రాశిష్యామి ప్రాశిష్యామీతో మే ప్రాశిష్యామీతి ప్రాశిష్యామి ఇతో మే మ ఇత ఇతో మే వశీయాగుంసో వశీయాగుంసో మ ఇత ఇతో మే వశీయాగుంస ఏవసీయాగుంసో వసీయాగుంసో మే మే వసీయాగుంసో జనిష్యంతే జనిష్యంతే వసీయాగుంసో మే మే వసీయాగుంసో జనిష్యంతే వసీయాగుంసో జనిష్యంతే జనిష్యంతే వసీయాగుంసో వసీయాగుంసో జనిష్యంత ఇది జనిష్యంతే వసీయాగుంసో వసీయాగుంసో జనిష్యంత ఇది జనిష్యంత ఇది జనిష్యంతే జనిష్యంత ఇది సాసేతి జనిష్యంతే జనిష్యంత ఇది సా ఇది సాసేతి సాగ్రే గ్రే సేతి సాగ్రే సాగ్రే గ్రే సాగ్రే ప్రాగ్రే సాగ్రే ప్రాగ్రే ప్రాగ్రే గ్రే ప్రాశ్చాగ్రే గ్రే ప్రాశ్చాత్ ప్రాశ్చాదాశ్చాత్ ప్రాశ్చాత్ సాశ్చాత్ ప్రాశ్చాత్ సా ఆశ్చాత్ సాశ్చాదాశ్చాత్ సారేతో రేత సాశ్చాదాశ్చాత్ సారేత సారేతో రేత సారేతో ధత్తా ధత్త రేత సారేతో ధత్తా రేతో ధత్తా ధత్త రేతో రేతో ధత్తదస్యైతస్య అధత్త రేతో రేతో ధత్తదస్యై అధత్తదస్యైతస్య అధత్తా ధత్తదస్యై వ్యర్థం వ్యర్థం తస్య అధత్తా ధత్తదస్యై వ్యర్థం తస్యై వ్యర్థం వ్యర్థం తస్యైతస్యై వ్యర్థమాండమాండం వ్యర్థం తస్యైతస్యై వ్యర్థమాండం వ్యర్థమాండమాండం వ్యర్థం వ్యర్థమాండమజాయత జాయతాండం వ్యర్థం వ్యర్థమాండమజాయత వ్యర్థమితి అర్థం ఆండమజాయత జాయతాండమాండమజాయత సా సాజాయతాండమాండమజాయత సా అజాయత సా సాజాయత జాయత సాదిత్యేభ్య ఆదిత్యేభ్య సాజాయత జాయత సాదిత్యేభ్య సాదిత్యేభ్య ఆదిత్యేభ్య సా సాదిత్యేభ్య ఏవైవాదిత్యేభ్య సా సాదిత్యేభ్య ఏవ ఆదిత్యేభ్య ఏవైవాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఏవ తృతీయం తృతీయమేవాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఏవ తృతీయం ఏ తృతీయం తృతీయమేవ తృతీయమపచదపచత్తృతీయమేవ తృతీయమపచదపచత్ తృతీయం తృతీయమపచద్భోగాయ భోగాయాపచత్ తృతీయం తృతీయమపచద్భోగాయ అపచద్భోగాయ భోగాయాపచదపచద్భోగాయ మే మే భోగాయాపచదపచద్భోగాయ మే భోగాయ మే మే భోగాయ భోగాయ మ ఇదమిదం మే భోగాయ భోగాయ మ ఇదం మ ఇదమిదం మే మహిదగ్గుశ్రాంతగ్గుశ్రాంతమిదం మే మహిదగ్గుశ్రాంతం ఇదగ్గుశ్రాంతగ్గుశ్రాంతమిదమిదగ్గుశ్రాంతమస్త్వస్తుశ్రాంతమిదమిదగ్గుశ్రాంతమస్తు శ్రాంతమస్త్వస్తు శ్రాంతగ్గుశ్రాంతమస్త్విదీత్యస్తు శ్రాంతగ్గుశ్రాంతమస్తుది అస్తిదీత్యస్త్వస్తిదితేత ఇత్యస్త్వస్తిదితే ఇదితేత ఇదీదితే ఏ బ్రువన్న బ్రువంత ఇదీదితే ఏ బ్రువన్ తే ఏ బ్రువన్న బ్రువంతేతే ఏ బ్రువనవరం వరం అబ్రువంతేతే ఏ బ్రువనవరం అబ్రువనవరం వరం అబ్రువన్న బ్రువనవరం వృణామహై వృణామహై వరం అబ్రువన్న బ్రువనవరం వృణామహై వరం వృణామహై వృణామహై వరం వరం వృణామహయ్యో యో వృణామహై వరం వరం వృణామహయ్య వృణామహయ్యో యో వృణామహై వృణామహయ్యో తోతో యో వృణామహై వృణామహయ్యోగ యోతో యో యోతో జాయాతై జాయాత అథో యో యోతో జాయాతై అథో జాయాతై జాయాత అథోతో జాయాత అస్మాకమస్మాకం జాయాత అథోతో జాయాత అస్మాకం జాయాత అస్మాకమస్మాకం జాయాతై జాయాత అస్మాకూసో అస్మాకం జాయాతై జాయాత అస్మాకూస అస్మాకంసో అస్మాకమస్మాకంస ఏక ఏకస్సో అస్మాకమస్మాకంస ఏక స ఏక ఏకస్స స ఏకోస స సదేకస్స స ఏకోసత్ ఏకోసద సదేక ఏకోసద్యోయో సదేక ఏకోసద్య అసద్యోయో సద సద్యోస్యాశ్యయో సద సద్యోస్య యోస్యాశ్యయోస్య ప్రజాయాం ప్రజాయామస్యయోస్య ప్రజాయాం అస్య ప్రజాయాం ప్రజాయామస్యాస్య ప్రజాయామృధ్యాత అర్ధ్యాదై ప్రజాయామస్యాస్య ప్రజాయామృధ్యాతై ప్రజాయామృధ్యాత అర్ధ్యాదై ప్రజాయాం ప్రజాయామృధ్యాత అస్మాకమస్మాకమృధ్యాతై ప్రజాయాం ప్రజాయా అర్ధ్యాత అస్మాకం ప్రజాయామితి ప్రజాయాం అర్ధ్యాత అస్మాకమస్మాకమృధ్యాత అర్ధ్యాత అస్మాకం భోగాయ భోగాయాస్మాకమృధ్యాత అర్ధ్యాత అస్మాకం భోగాయ అస్మాకం భోగాయ భోగాయాస్మాకమస్మాకం భోగాయ భవాద్భవాద్భోగాయాస్మాకమస్మాకం భోగాయ భవాత్ భోగాయ భవాద్భవాద్భోగాయ భోగాయ భవాదితి భవాద్భోగాయ భోగాయ భవాదితి భవాదితి భవాద్భవాదితి తదస్తత ఇది భవాద్భవాదితి ఇది తదస్తత ఇది వివస్వాన్ వివస్వాంతత ఇది వివస్వాన్ తదో వివస్వాన్ వివస్వాంతతస్తతో వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాంతతస్తతో వివస్వానాదిత్య వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో జాయత జాయతాదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో జాయత ఆదిత్యో జాయత జాయతాదిత్య ఆదిత్యో జాయత తస్యతస్యాయతాదిత్య ఆదిత్యో జాయత తస్య అజాయత తస్యతస్యాయత జాయత తస్య వై వైతస్యాయత జాయత తస్య వై తస్య వై వైతస్య తస్య వా ఇయమయం వై తస్య తస్య వా ఇయం వా ఇయమయం వై వా ఇయం ప్రజా ప్రజేయం వై వా ఇయం ప్రజా ఇయం ప్రజా ప్రజేయమయం ప్రజాయత్ ప్రజేయమయం ప్రజాయత్ ప్రజాయత్ ప్రజా ప్రజాయన్మనుష్యా మనుష్యాయత్ ప్రజా ప్రజాయన్మనుష్యా ప్రజేతి ప్రజా యన్మనుష్యా మనుష్యాయన్మనుష్యాస్తాసు తాసు మనుష్యాయన్మనుష్యాస్తాసు మనుష్యాస్తాసు తాసు మనుష్యా మనుష్యాస్తాస్వేక ఏకస్తాసు మనుష్యా మనుష్యాస్తాస్వేక తాస్వేక ఏకస్తాసు తాస్వేక ఏవైవైకస్తాసు తాస్వేక ఏవ ఏక ఏవైవైక ఏక ఏవర్ధ అర్ధ ఏవైక ఏక ఏవర్ధ ఏవర్ధ అర్ధ ఏవైవర్ధోయోయ అర్ధ ఏవైవర్ధోయ అర్ధోయోయ అర్ధ అర్ధోయోయ ఇజుధేయ అర్ధ అర్ధోయో ఇజుధే యో యజుధే ఇజుధేయో యో యజుదేశ స ఇజుధే యో యో యజుదేశ యజుదేశ స ఇజుధే ఇజుదేశ దేవానా అన్ దేవానాగుంస ఇజుధే ఇజుదేశ దేవానాం స దేవానా అన్ దేవానాగుంస స దేవానాం భోగాయ భోగాయ దేవానాగుంస స దేవానాం భోగాయ దేవానాం భోగాయ భోగాయ దేవానా అన్ దేవానాం భోగాయ భవతి భవతి భోగాయ దేవానా అన్ దేవానాం భోగాయ భవతి భోగాయ భవతి భవతి భోగాయ భోగాయ భవతి దేవా దేవా భవతి భోగాయ భోగాయ భవతి దేవా భవతి దేవా దేవా భవతి భవతి దేవా వై వై దేవా భవతి భవతి దేవా వై దేవా వై వై దేవా దేవా వై యజ్ఞాద్ యజ్ఞాద్ వై దేవా దేవా వై యజ్ఞాద్ వై యజ్ఞాద్ యజ్ఞాద్ వై వై యజ్ఞాద్ రుద్రగో రుద్రం యజ్ఞాద్ వై వై యజ్ఞాద్ రుద్రం యజ్ఞాద్ రుద్రగో రుద్రం యజ్ఞాద్ యజ్ఞాద్ రుద్రమంతరంతా రుద్రం యజ్ఞాద్ యజ్ఞాద్ రుద్రమంత రుద్రమంతరంతా రుద్రగో రుద్రమంతరాయన్నాయన్నంతా రుద్రగో రుద్రమంతరాయన్ అంతరాయన్నాయన్నంతరంతరాయన్ స స ఆయన్నంతరంతరాయన్ స ఆయన్ స స ఆయన్నాయన్ స ఆదిత్యానాదిత్యాన్ స ఆయన్నాయన్ స ఆదిత్యాన్ స ఆదిత్యానాదిత్యాన్ స స ఆదిత్యానన్వాక్రమతాన్వాక్రమతాదిత్యాన్ స స ఆదిత్యానన్వాక్రమత ఆదిత్యానన్వాక్రమతాన్వాక్రమతాదిత్యానాదిత్యానన్వాక్రమతేతేన్వాక్రమతాదిత్యానాదిత్యానన్వాక్రమతతే అన్వాక్రమతేతేన్వాక్రమతాన్వాక్రమతేద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ద్విదేవత్యాన్వాక్రమతాన్వాక్రమతేద్విదేవత్యాన్ ఆక్రమత ఏద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ప్రప్రద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ప్రావద్యంతావద్యంతప్రద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ప్రావద్యంతావద్యంతప్రద్విదేవత్యాన్ద్విదేవత్యాన్ప్రావద్యంతావద్యంతప్రప్రావద్యంతథాగుస్థానపద్యంతప్రప్రావద్యంతతాన్ అవద్యంతతాగుస్థానపద్యంతావద్యంతతాన్నరతానపద్యంతావద్యంతతాన్న తాన్నరతాగుస్థాన్న ప్రతి ప్రతిరతాగుస్థాన్న ప్రతి న ప్రతి ప్రతిన ప్రతి ప్రప్రప్రతిన ప్రతి ప్ర ప్రతి ప్రప్రప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ యచ్ఛన్ ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ ప్రాయచ్ఛన్ యచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ తస్మాదయచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ అయచ్చందస్మాదయచ్చన్నయచ్చందస్మాదప్యమిదస్మాదయచ్చన్నయచ్ఛందస్మాదపి పశూనామేవ పశూనాం మధ్యతో మధ్యత పశూనామేవ పశూనాం మధ్యత పశూనాం మధ్యతో మధ్యతః పశూనాం పశూనాం మధ్యతో దధాతి దధాతి మధ్యతః పశూనాం పశూనాం మధ్యతో దధాతి మధ్యతో దధాతి దధాతి మధ్యతో మధ్యతో దధాతి శ్రుతాతంకేన శ్రుతాతంకేన దధాతి మధ్యతో మధ్యతో దధాతి శ్రుతాతంకేన దధాతి శ్రుతాతంకేన శ్రుతాతంకేన దధాతి దధాతి శ్రుతాతంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శ్రుతాతంకేన దధాతి దధాతి శ్రుతాతంకేన మేధ్యత్వాయ శ్రుతాతంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శ్రుతాతంకేన శ్రుతాతంకేన మేధ్యత్వాయ తస్మాత్ తస్మాన్ మేధ్యత్వాయ శ్రుతాతంకేన శ్రుతాతంకేన మేధ్యత్వాయ తస్మాత్ శ్రుతాతంకేనేతి శ్రుతా ఆతంకేన మేధ్యత్వాయ తస్మాత్ తస్మాన్ మేధ్యత్వాయ మేధ్యత్వాయ తస్మాదామా తస్మాన్ మేధ్యత్వాయ మేధ్యత్వాయ తస్మాదామా మేధ్యత్వాయేతి మేధ్యాత్వాయ తస్మాదామా తస్మాత్ తస్మాదామా వక్వం వక్వమామా తస్మాత్ తస్మాదామా వక్వం ఆమా వక్వం వక్వమామా వక్వం దుహే దుహే వక్వమామా వక్వం దుహే వక్వం దుహే దుహే వక్వం వక్వం దుహే పశవః పశవో దుహే వక్వం వక్వం దుహే పశవః దుహే పశవః పశవో దుహే దుహే పశవో వై వై పశవో దుహే దుహే పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఏత ఏతే వై పశవః పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యజ్జదేతే వై వా ఏతే యత్ ఏతే యజ్జదేత ఏతే యదాదిత్య ఆదిత్యో యదేత ఏతే యదాదిత్య యదాదిత్య ఆదిత్యో యద్యదాదిత్యః పరిశ్రుత్య పరిశ్రుత్యాదిత్యో యద్యదాదిత్యః పరిశ్రుత్య ఆదిత్యః పరిశ్రుత్య పరిశ్రుత్యాదిత్య ఆదిత్యః పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్యాదిత్య ఆదిత్యః పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య పరిశ్రుత్యేతి పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవైవ ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యైవైవ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మ అస్మా ఏవ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మై ప్రతిరుధ్యేతి ప్రతిరుధ్య ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది గృహ్ణాది పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది పశూన్ గృహ్ణాది గృహ్ణాది పశూన్ పశూన్ గృహ్ణాది పశవః పశవో గృహ్ణాది పశూన్ పశూన్ గృహ్ణాది పశవ గృహ్ణాది పశవః పశవో గృహ్ణాది గృహ్ణాది పశవో వై వై పశవో గృహ్ణాది గృహ్ణాది పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఏత ఏతే వై పశవః పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యజ్ఞదేతే వై వా ఏతే యత్ ఏతే యజ్ఞదేత ఏతే యదాదిత్య ఆదిత్యో యదేత ఏతే యదాదిత్య యదాదిత్య ఆదిత్యో యజ్ఞదాదిత్య ఏష ఆదిత్యో యజ్ఞదాదిత్య ఏష ఆదిత్య ఏష ఆదిత్య ఆదిత్య ఏష రుద్రో రుద్ర ఏష ఆదిత్య ఆదిత్య ఏష రుద్ర ఏష రుద్రో రుద్ర ఏష రుద్రో యజ్ఞరుద్ర ఏష రుద్రో యత్ రుద్రో యజ్ఞద్రుద్రో రుద్రో యదగ్నిరగ్నిర్యద్రుద్రో రుద్రో యదగ్ని యదగ్నిరగ్నిర్యజ్ఞనగ్నః పరిశ్రుత్య పరిశ్రుత్యాగ్నిర్యజ్ఞనగ్నః పరిశ్రుత్య అగ్నిః పరిశ్రుత్య పరిశ్రుత్యాగ్నిరగ్నిః పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్యాగ్నిరగ్నిః పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్ రుద్రాద్ గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్ పరిశ్రుత్యేతి పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్ రుద్రాద్ గృహ్ణాది గృహ్ణాది రుద్రాదేవైవ రుద్రాద్ గృహ్ణాది గృహ్ణాది రుద్రాదేవ రుద్రాదేవైవ రుద్రాద్ రుద్రాదేవ పశూన్ పశూనేవ రుద్రాద్ రుద్రాదేవ పశూన్ ఏవ పశూన్ పశూనేవైవ పశూనంతరంతః పశూనేవైవ పశూనంతః పశూనంతరంతః పశూన్ పశూనంతర్దధాతి దధాత్యంతః పశూన్ పశూనంతర్దధాతి అంతర్దధాతి దధాత్యంతరంతర్దధాత్యేష ఏష దధాత్యంతరంతర్దధాత్యేష దధాత్యేష ఏష దధాతి దధాత్యేష వైవ ఏష దధాతి దధాత్యేష వై ఏష వైవ ఏష ఏష వై వివస్వాన్ వివస్వాను వా ఏష ఏష వై వివస్వాన్ వై వివస్వాన్ వివస్వాన్ వై వై వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వై వై వివస్వానాదిత్య వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో యజ్జదాదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో యత్ ఆదిత్యో యజ్జదాదిత్య ఆదిత్యో యత్ పాగుంష సమన ఉపాగుంష సమనో యదాదిత్య ఆదిత్యో యత్ పాగుంష సమన ఇదు పాగుంష సమన ఉపాగుంష సమనో యజ్జలు పాగుంష సమనస్స ఉపాగుంష సమనో యజ్జలు పాగుంష సమనస్స ఉపాగుంష సమనస్స స ఉపాగుంష సమన ఉపాగుంష సమనస్స ఏతమేతగుంస ఉపాగుంష సమన ఉపాగుంష సమనస్స ఏతం ఉపాగుంష సమన ఇత్యుపాగుంషు సమన స ఏతమేతగుంస స ఏతమే వై వైతగుంస స ఏతమేవ ఏతమే వై వైతమేతమేవ సానుపీఠగుంసానుపీఠమే వైతమేతమేవ సానుపీఠం ఏవ సామపీఠగుం సామపీఠమేవైవ సామపీఠం పరిపరి సామపీఠమేవైవ సామపీఠం పరి సామపీఠం పరిపరి సామపీఠగుం సామపీఠం పరిశయేషయే పరి సామపీఠగుం సామపీఠం పరిశయే సోమపీఠమితి సోమపీఠం పరిశయేషయే పరి పరిశయ ఆశయే పరి పరిశయ ఆ శయ ఆశయేషయ ఆతృతీయ సమనాత్ తృతీయ సమనాదాశయేషయ ఆతృతీయ సమనాత్ ఇది ప్రజాయంతే నానుషట్వషట్ అనువషట్ అనువషట్వషట్ కరోతి కరోతి వషడన్వషట్ కరోతి వషట్ కరోతి కరోతి వషట్ వషట్ కరోతి యద్యత్ కరోతి వషట్ వషట్ కరోతి యద్ కరోతి కరోతి యద్ వషట్ కుర్యాద్ వషట్ కుర్యాద్ యత్ కరోతి కరోతి యద్ వషట్ కుర్యాద్. యదనవషత్కుర్యాదనవషత్కుర్యాద్యద్యదనవషత్కుర్యాద్రుద్రగోరుద్రమనవషత్కుర్యాద్యద్యదనవషత్కుర్యాద్రుద్రం అనవషత్కుర్యాద్రుద్రగోరుద్రమనవషత్కుర్యాదనవషత్కుర్యాద్రుద్రం ప్రజాస్ప్రజారుద్రమనవషత్కుర్యాదనవషత్కుర్యాద్రుద్రం ప్రజాస్ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేత్ ప్రజాన్వసృజేదన్వసృజేత్ప్రజాన్వసృజేన్ననాన్వసృజేత్ప్రజాన్వసృజేన్నహుత్వాహుత్వానాన్వసృజేదన్వసృజేన్నహుత్వా అన్వవసృజేదిత్యను అవసృజేదన్హుత్వాహుత్వాదనహుత్వాన్వనుహుత్వాదనహుత్వాను హుత్వాన్వనుహుత్వాహుత్వాన్వీక్షేతేక్షేతానుహుత్వాహుత్వాన్వీక్షేత అన్వీక్షేతేక్షేతాన్వన్వీక్షేతయద్యదీక్షేతేక్షేతయద్యదీక్షేతేక్షేతయదన్వీక్షేత చక్షురస్యాస్య చక్షురస్య ప్రమాయకం ప్రమాయకమస్య చక్షురస్య ప్రమాయకం అస్య ప్రమాయకం ప్రమాయకమస్యాస్య ప్రమాయకగుస్యాత్ స్యాత్ ప్రమాయకం ప్రమాయకగుస్యాత్ తస్మాత్ తస్మాత్ స్యాత్ ప్రమాయకం ప్రమాయకగుస్యాత్ తస్మాత్ తస్మాత్ స్యాత్ ప్రమాయకం ప్రమాయకగుస్యాత్ తస్మాత్ తస్మాత్ స్యాత్ ప్రమాయకం ప్రమాయకగుస్యాత్ తస్మాత్ తస్మాన్నీక్ష్యోన్వీక్ష్యోనదస్మాత్తస్మాన్నాన్వీక్ష్యాన్వీక్ష్యోననాన్వీక్ష్యన్వీక్ష్యైత్యను ఈక్ష్య అంతర్యామపాత్రేణ సావిత్రకం సావిత్రమంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రమంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద్ అంతర్యామపాత్రేణేత్యంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద్ సావిత్రకం సావిత్రమా ఆగ్రేణాద్ గృహ్ణాది గృహ్ణాత్యాగ్రేణాత్ సావిత్రకం సావిత్రమా ఆగ్రేణాద్ గృహ్ణాది ఆగ్రేణాద్ గృహ్ణాది గృహ్ణాత్యాగ్రేణాద ఆగ్రేణాద్ గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతి గృహ్ణాత్యాగ్రేణాద ఆగ్రేణాద్ గృహ్ణాది ప్రజాపతి గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి వై వై ప్రజాపతి గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతి వై ప్రజాపతి గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతి వై ప్రజాపతిర్వై వై ప్రజాపతిర్ప్రజాపతిర్వా ఏష ఏష వై వా ఏష యజ్యదేష వై వా ఏష యజ్ ఏష యజ్యదేష ఏష యదా ఆగ్రేణ ఆగ్రేణో యజ్ఞదా ఆగ్రేణః ప్రజానామ్ ప్రజానామాగ్రేణో యజ్ఞదా ఆగ్రేణః ప్రజానామ్ ఆగ్రేణః ప్రజానామ్ ప్రజానామాగ్రేణ ఆగ్రేణః ప్రజానామ్ ప్రజననాయ ప్రజననాయ ప్రజననాయ ప్రజానామ్ ప్రజానామ్ ప్రజననాయన ప్రజననాయ ప్రజానామ్ ప్రజననాయన ప్రజానామితి ప్రజానామ్ ప్రజననాయన ప్రజననాయ ప్రజననాయన సాదయతి సాదయత

వషట్కరోతి కరోతి వషట్వషట్కరోతి యద్యత్కరోతి వషట్వషట్కరోతి యత్ కరోతి యద్యత్కరోతి కరోతి యదనువషట్కుర్యాదనువషట్కుర్యాద్యత్కరోతి కరోతి యదనువషట్కుర్యాద్ యదనువషట్కుర్యాదనువషట్కుర్యాద్యద్యదనువషట్కుర్యాద్ రుద్రగోరుద్రమనువషట్కుర్యాద్యద్యదనువషట్కుర్యాద్ రుద్రం అనుషట్కూర్యాద్రుత్రమనుషట్కూర్యాదనుషట్కూర్యాద్రుత్రం ప్రజా ప్రజారుత్రమనుషట్కూర్యాదనుషట్కూర్యాద్రుత్రం ప్రజా అనువషట్కూర్యాదిత్యనుషట్కూర్యాద్రుత్రం ప్రజా ప్రజారుత్రగోరుత్రం ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజారుత్రగోరుత్రం ప్రజా అన్వవసృజేత్ ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజే దేశ దేశో అన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజే దేశ ప్రజా ఇది ప్రజా అన్వవసృజే దేశ ఏషో అన్వవసృజేదన్వవసృజే దేశ వై వా ఏషో అన్వవసృజేదన్వవసృజే దేశ వై అన్వవసృజేదిత్యను అవసృజేద్ ఏష వై వా ఏష వైగాయత్రో గాయత్రో వా ఏష వైగాయత్ర వైగాయత్రో గాయత్రో వై వైగాయత్రో దేవానాం దేవానాం గాయత్రో వై వైగాయత్రో దేవానాం గాయత్రో దేవానాం దేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యుత్ దేవానాయ్యేవానాం దేవానాయ్యుత్ సవిత సవితాయేవానాం దేవానాయ్యుత్ సవిత యత్సవిత సవితాయత్ సవితైష ఏష సవితాయత్ సవితైష సవితైష ఏష సవిత సవితైష గాయత్రియై గాయత్రియా ఏష సవిత సవితైష గాయత్రియై ఏష గాయత్రియై గాయత్రియా ఏష ఏష గాయత్రియై లోకే లోకే గాయత్రియా ఏష ఏష గాయత్రియై లోకే గాయత్రియై లోకే లోకే గాయత్రియై గాయత్రియై లోకే గృహ్యతే గృహ్యతే లోకే గాయత్రియై గాయత్రియై లోకే గృహ్యతే లోకే గృహ్యతే గృహ్యతే లోకే లోకే గృహ్యతే యజ్జద్గృహ్యతే లోకే లోకే గృహ్యతే యత్ గృహ్యతే యజ్జద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యత్ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ ఆగ్రేణో యదంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యదంతర్యామ పాత్రేణ యదంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ యజ్జదంతర్యామ పాత్రేణ సావిత్రగుణ సావిత్రమంతర్యామ పాత్రేణ యజ్జదంతర్యామ పాత్రేణ సావిత్రం అంతర్యామ పాత్రేణ సావిత్రగుణ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద అంతర్యామ పాత్రేణేత్యంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యా ఆగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది స్వాద్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవైవ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవ స్వాదేవైవ స్వాద్ స్వాదేవైనమేనమేవ స్వాద్ స్వాదేవైనం ఏవైనమేనమేవైవైనయ్యోనేర్యోనేరేనమేవైవైనయ్యోనే నిర్గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది విశ్వే గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది విశ్వే దేవా దేవా విశ్వే గృహ్ణాది విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవాస్తృతీయం తృతీయం దేవా విశ్వే విశ్వే దేవాస్తృతీయం దేవాస్తృతీయం తృతీయం దేవాదేవాస్తృతీయగోసవనగోసవనం తృతీయం దేవాదేవాస్తృతీయగోసవనం తృతీయగోసవనగోసవనం తృతీయం తృతీయగోసవనన్నన సవనం తృతీయం తృతీయగోసవనన్న సవనన్నన సవనగోసవనం నోదున్న సవనగోసవనం నోద్ నోదున్న నోదయచ్చన్న నోదయచ్చన్న ఉదయచ్చన్నయచ్చన్ ఉదయచ్చందేదయచ్చందే అయచ్చందేతేచ్చన్నయచ్చందే సవితారకం సవితారం తేయచ్చన్నయచ్చందే సవితారం దేశ వితారకం సవితారం దేశ వితారం ప్రాతస్వనభాగం ప్రాతస్వనభాగం సవితారం దేశ వితారం ప్రాతస్వనభాగం సవితారం ప్రాతస్వనభాగం ప్రాతస్వనభాగం సవితారకం సవితారం ప్రాతస్వనభాగం సంతకం సంతం ప్రాతస్వనభాగం సవితారకం సవితారం ప్రాతస్వనభాగం సంతం ప్రాతస్వనభాగోసంతకోసంతం ప్రాతస్వనభాగం ప్రాతస్వనభాగోసంతం తృతీయసవనం తృతీయసవనకోసంతం ప్రాతస్వనభాగం ప్రాతస్వనభాగోసంతం తృతీయసవనం ప్రాతస్వనభాగమితి ప్రాతస్వనభాగం సంతం తృతీయసవనం తృతీయసవనకోసంతకోసంతం తృతీయసవనమభ్యభితృతీయసవనకోసంతకోసంతం తృతీయసవనమభి తృతీయసవనమభ్యభితృతీయసవనం తృతీయసవనమభిపరిపర్యభితృతీయసవనం తృతీయసవనమభిపరి తృతీయ సవనమితి తృతీయ సవనం అభిపరిపర్యభ్యభిపర్యణయన్ ననయన్ పర్యభ్య విపర్యణయన్ పర్యణయన్నలయన్ పరిపర్యణయన్ తతస్తతో నయన్ పరిపర్యణయన్ తత అనయంతతస్తతో నయన్నయన్ తో వై వై తతో నయన్నయన్ తో వై తో వై వై తతస్తతో వైతే వై తతస్తతో వైతే వైతే వై వైతే తృతీయం తృతీయం తే వై వైతే తృతీయం తే తృతీయం తృతీయం తే తృతీయ పుంసవన పుంసవనం తృతీయం తే తృతీయ పుంసవనం తృతీయ పుంసవన పుంసవనం తృతీయం తృతీయ పుంసవనమృత్సవనం తృతీయం తృతీయ పుంసవనమృత్ సవనమృత్సవన పుంసవనమృత యచ్చన్న యచ్చన్మృత్సవన పుంసవనమృత యచ్చన్ ఉదయచ్చన్న యచ్చన్మృదయచ్చన యద్యదయచ్చన్మృదయచ్చన యద్ అయచ్చన యద్యదయచ్చన్న యచ్చన యత్తృతీయ సవనే తృతీయ సవనే యదయచ్చన్న యచ్చన యత్తృతీయ సవనే యత్తృతీయ సవనే తృతీయ సవనే యద్యత్తృతీయ సవనే సావిత్రస్తృతీయ సవనే యద్యత్తృతీయ సవనే సావిత్ర తృతీయ సవనే సావిత్రస్తృతీయ సవనే తృతీయ సవనే సావిత్రో గృహ్యతే గృహ్యతే సావిత్రస్తృతీయ సవనే తృతీయ సవనే సావిత్రో గృహ్యతే తృతీయ సవన ఇది తృతీయ సవనే సావిత్రో గృహ్యతే గృహ్యతే సావిత్రస్సావిత్రో గృహ్యతే తృతీయస్య తృతీయస్య గృహ్యతే సావిత్రస్సావిత్రో గృహ్యతే తృతీయస్య గృహ్యతే తృతీయస్య తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యా ఉద్యత్యై సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యై సమనస్యోద్యత్యా ఉద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సమితృపాత్రేణ సమితృపాత్రేణోద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సమితృపాత్రేణ ఉద్యత్యై సమితృపాత్రేణ సమితృపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సమితృపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవకము సమితృపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సమితృపాత్రేణ వైశ్వదేవం ఉద్యత్యా ఇత్యుదోద్యత్యై సమితృపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవకం సమితృపాత్రేణ సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ కలశాత్ వైశ్వదేవకం సమితృపాత్రేణ సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ సమితృపాత్రేణేతి సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది వైశ్వదేవ్య గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వరేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవ ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ కలశో వైశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ ప్రజా ఇది ప్రజా వైశ్వరేవ కలశ కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశస్వితా సవితా కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశస్వితా వైశ్వదేవ ఇది వైశ్వదేవ కలశస్వితా సవితా కలశ కలశస్వితా ప్రసవానాం ప్రసవానాగం సవితా కలశ కలశస్వితా ప్రసవానాం సవితా ప్రసవానాం ప్రసవానాగం సవితా సవితా ప్రసవానామీష ఈశే ప్రసవానాగం సవితా సవితా ప్రసవానామీషే ప్రసవానామీష ఈశే ప్రసవానాం ప్రసవానామీషేయద్యదీశే ప్రసవానాం ప్రసవానామీషేయత్ ప్రసవానామితి ప్రసవానాం ఈశేయద్యదీశ ఈశే యత్సమితృపాత్రేణ సమితృపాత్రేణ యదీశ ఈశే యత్సమితృపాత్రేణ యత్సమితృపాత్రేణ సమితృపాత్రేణ యద్యత్సమితృపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవకం సమితృపాత్రేణ యద్యత్సమితృపాత్రేణ వైశ్వదేవం సమితృపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవకం సమితృపాత్రేణ సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ కలశాత్ వైశ్వదేవకం సమితృపాత్రేణ సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ సమితృపాత్రేణేతి సమితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ వైశ్వదేవం వై ఈశ్వరేవం కలశాత్ గృహ్ణాది వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాత్ గృహ్ణాది గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది సమితృప్రసూద సమితృప్రసూదో గృహ్ణాది కలశాత్ కలశాత్ గృహ్ణాది సమితృప్రసూద గృహ్ణాది సమితృప్రసూద సమితృప్రసూదో గృహ్ణాది గృహ్ణాది సమితృప్రసూద ఏవైవ సమితృప్రసూదో గృహ్ణాది గృహ్ణాది సమితృప్రసూద ఏవ సమితృప్రసూద ఏవైవ సమితృప్రసూద సమితృప్రసూద ఏవాస్మా అస్మా ఏవ సమితృప్రసూద సమితృప్రసూద ఏవాస్మై సమితృప్రసూద ఇది సమితృప్రసూద ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజాస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజనయతి జనయతి ప్రజా ప్రజా ప్రజనయతి ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయతి ప్రజనయతి సోమే సోమే జనయతి ప్రజనయతి సోమే జనయతి సోమే సోమే జనయతి జనయతి సోమే సోమకం సోమకం సోమే జనయతి జనయతి సోమే సోమం సోమే సోమకం సోమకం సోమే సోమే సోమమభ్యభి సోమకం సోమే సోమే సోమమభి సోమమభ్యభి సోమకం సోమమభిగృహ్ణాది గృహ్ణాత్యభి సోమకం సోమమభిగృహ్ణాది అవిగృహ్ణాది గృహ్ణాత్యభ్యభిగృహ్ణాది రేతో రేతో గృహ్ణాత్యభ్యభిగృహ్ణాది రేత గృహ్ణాది రేతో రేతో గృహ్ణాది గృహ్ణాది రేత ఏవైవ రేతో గృహ్ణాది గృహ్ణాది రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ దత్తదేవ రేతో రేత ఏవ తత్ ఏవ దత్తదేవైవ దత్తధాది దాది దేవైవ దత్తధాది దత్తధాది దాది తత్తధాది సుశర్మ సుశర్మ దాది తత్తధాది సుశర్మ దాది సుశర్మ సుశర్మ దాది దాది సుశర్మ ఆశ్చి సుశర్మ దాది దాది సుశర్మాది సుశర్మ సుశర్మ సుప్రతిష్టాన స్వప్రతిష్టానోసి సుశర్మ సుశర్మ సుప్రతిష్టాన సుశర్మేది సుశర్మ అసి సుప్రతిష్టాన స్వప్రతిష్టానోసి సుప్రతిష్టాన ఇదీతి సుప్రతిష్టానోసి సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇదీతి సుప్రతిష్టాన స్వప్రతిష్టాన ఇత్యాహేతి సుప్రతిష్టాన స్వప్రతిష్టాన ఇత్యాహ సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టా ఇత్యాహేదీత్యాహ సోమే సోమ ఆహేదీత్యాహ సోమే ఆహ సోమే సోమ ఆహా సోమేహి సోమ ఆహా సోమేహి సోమేహి సోమేహి సోమగో సోమగోహి సోమే సోమేహి సోమం సోమగో సోమగోహి సోమమభిగృహ్ణాత్యభిగృహ్ణాది సోమగోహి సోమమభిగృహ్ణాది సోమమభిగృహ్ణాత్యభిగృహ్ణాది సోమగో సోమమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాది సోమగో సోమమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై అభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ అభిగృహ్ణాదీత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ వా ఏతస్మిన్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ వై ప్రతిష్ఠిత్యా ఈ ప్రతిష్ఠిత్యై ఏతస్మిన్ వై వా ఏతస్మిన్నేతస్మిన్ వా అప్యభి ఏతస్మిన్నేతస్మిన్ వా అపి వాప్యవివై అభిగ్రహే గ్రహే వివై అభిగ్రహే అభిగ్రహే గ్రహేభ్య విగ్రహే మనుష్యేభ్యో మనుష్యేభ్యో గ్రహేభ్య విగ్రహే మనుష్యేభ్య గ్రహే మనుష్యేభ్యో మనుష్యేభ్యో గ్రహే గ్రహే మనుష్యేభ్యో దేవేభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో గ్రహే గ్రహే మనుష్యేభ్యో దేవేభ్య మనుష్యేభ్యో దేవేభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య పితృభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య దేవేభ్య పితృభ్య పితృభ్యో దేవేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే క్రియతే పితృభ్యో దేవేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే పితృభ్య క్రియతే క్రియతే పితృభ్య పితృభ్య క్రియతే సుశర్మ సుశర్మ క్రియతే పితృభ్య పితృభ్య క్రియతే సుశర్మ పితృభ్యైతి పితృభ్య క్రియతే సుశర్మ సుశర్మ క్రియతే క్రియతే సుశర్మ సి సుశర్మ క్రియతే క్రియతే సుశర్మాసి సుశర్మ సుశర్మ సుశర్మ సుప్రతిష్టాన సుప్రతిష్టానో సుశర్మ సుశర్మ సుప్రతిష్టాన సుశర్మేది సుశర్మ అసి సుప్రతిష్టాన సుప్రతిష్టానో సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టానో సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహేది సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహ సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇత్యాహేదీత్యా మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహేదీత్యా మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్య ఏవ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేనైతేనైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోచ్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోచ్యేతేనైతేన కరోతి బృహత్ బృహత్ కరోచ్యేతేనైతేన కరోతి బృహత్ కరోతి బృహత్ బృహత్ కరోతి కరోతి బృహదితి బృహత్ కరోతి కరోతి బృహదితి బృహదితి బృహద్ బృహదిత్యాహేతి బృహద్ బృహదిత్యాహ ఇత్యాహేదీత్యాహ దేవేభ్యో దేవేభ్య ఆహేదీత్యాహ దేవేభ్య ఆహదేవేభ్యో దేవేభ్య ఆహా దేవేభ్య ఏవైవ దేవేభ్య ఆహా దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేనైతేనైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోచ్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోతి నమో నమస్కరోత్యేతేనైతేన కరోతి నమః కరోతి నమో నమస్కరోతి కరోతి నమ ఇతీతి నమస్కరోతి కరోతి నమ ఇతి నమ ఇతీతి నమో నమ ఇత్యాహ హేతు నమో నమ ఇత్యాహ ఇత్యాహ హేతి ఇత్యాహ పితృభ్య పితృభ్య ఆహేతి ఇత్యాహ పితృభ్య ఆహ పితృభ్య పితృభ్య ఆహాహ పితృభ్య ఏవైవ పితృభ్య ఆహాహ పితృభ్య ఏవ పితృభ్య ఏవైవ పితృభ్య పితృభ్య ఏవైతేనైతేనైవ పితృభ్య పితృభ్య ఏవైతేన పితృభ్య ఇది పితృభ్యః ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోత్యేతావతీరేతావతి కరోత్యేతేనైతేన కరోత్యేతావతీ కరోత్యేతావతీరేతావతి కరోతి కరోత్యేతావతిర్వై వా ఏతావతే కరోతి కరోత్యేతావతిర్వై ఏతావతిర్వై వా ఏతావతీరేతావతిర్వై దేవతా దేవతా వా ఏతావతీరేతావతిర్వై దేవతాః ఏ దేవతా దేవతా వై వై దేవతాస్తాభ్యస్తాభ్యో దేవతా వై వై దేవతాస్తాభ్య దేవతాస్తాభ్యస్తాభ్యో దేవతా దేవతాస్తాభ్య ఏవైవ తాభ్యో దేవతా దేవతాస్తాభ్య ఏవ తాభ్య ఏవైవతాభ్యస్తాభ్య ఏవైనమేనమేవతాభ్యస్తాభ్య ఏవైనం ఏవైనమేనమేవైవైన గోసర్వాభ్య సర్వాభ్య ఏనమేవైవైన గోసర్వాభ్య ఏన గోసర్వాభ్య సర్వాభ్య ఏనమేన గోసర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య ఏనమేన గోసర్వాభ్యో గృహ్ణాది సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష ఏష గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష గృహ్ణాత్యేష ఏష గృహ్ణాది గృహ్ణాత్యేషతే ద ఏష గృహ్ణాది గృహ్ణాత్యేషతే ఏషతే ద ఏష ఏషతే యో నిర్యోనిస్త ఏష ఏషతే యోని తేయో నిర్యోనిస్తే తేయో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యోనిస్తే తేయో నిర్విశ్వేభ్య యో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్య దేవేభ్యో దేవేభ్యస్వాత్వా దేవేభ్య ఇతి దేవేభ్యస్వాత్వా దేవేభ్య ఇతి దేవేభ్య ఇతి దేవేభ్యో దేవేభ్య ఇత్యాహ హేతు దేవేభ్యో దేవేభ్య ఇత్యాహ ఇత్యాహ హేతు ఇత్యాహ వైశ్వదేవో వై ఈశ్వదేవ ఆహేతు ఇత్యాహ వైశ్వదేవ ఆహ వైశ్వదేవో వై ఈశ్వదేవ ఆహా వైశ్వదేవో హి వై ఈశ్వదేవ ఆహా వైశ్వదేవో హి వైశ్వదేవో హి వై ఈశ్వదేవో వై ఈశ్వదేవో హ్యేష ఏష హి వై ఈశ్వదేవో వై ఈశ్వదేవో హ్యేష వైశ్వదేవ ఇది వైశ్వదేవ హ్యేష ఏష హి హ్యేష ఏష ఇత్యేషః